అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాదైః కురు మామంబ కృతార్థ సార్థవాహం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురుమయమైన సభాసదస్సుకి సవినీ నమస్సులు సర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్ర శంకర భాష్యములు చెప్పుకుంటున్నాం. అందులోని రెండవ అధ్యాయం నిన్న ప్రారంభించుకుంటూ ప్రధానంగా బ్రహ్మకారణము అనే విషయంపై ఉన్నటువంటి అనేక సూత్రములు, తద్వారా మనం లోకంలో జగత్తు అనేది చూస్తున్నాం పరబ్రహ్మము కారణమని శాస్త్రం ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకని బ్రహ్మము యొక్క అనుభవం మాత్రం కాదు, శాస్త్రము ద్వారా తెలుసుకుని విచారణకు వెళ్తున్నాం. కనుక కనబడుతున్న సత్యం ఒప్పుకోవాలంటే జగత్తే కనబడుతున్నది. ఆ జగత్తు కారణము బ్రహ్మమే అని ప్రతిపాదన చేస్తున్నారు. అది కూడా నిమిత్త ఉపాదానములు రెండూ బ్రహ్మమే, అంటే జగత్ రూపముగా మనకు కనిపిస్తున్నది బ్రహ్మమే, దీనికి నిమిత్త కారణం కూడా బ్రహ్మమే. నిమిత్త ఉపాదానములు అంటే మనం నేను వివరంగా చెప్పుకున్నా. ఆ ప్రస్తావన చేస్తున్నప్పుడు నిమిత్త ఉపాదములు బ్రహ్మమే అయినప్పుడు చేతనుడైన అంటే చైతన్య స్వరూపమైన బ్రహ్మము నుంచి అచేతనమైనటువంటి ప్రపంచం ఎలా వచ్చింది అని మొదట ప్రశ్న, దానికి సమాధానం చెప్పడం జరిగింది. అచేతనము నుంచి చేతనము, చేతనం నుంచి అచేతనం రావడం ప్రపంచంలోనే చూస్తున్నాం దృష్టాంతం చూపించడమే కాకుండా, అసలు నిజానికి ఆ చైతన్యం వల్లనే మనకు కనబడుతున్నటువంటి ఈ జడ జగత్తులో చైతన్యుడిప్పుడు ఆయన వ్యాపించి ఉన్నాడు కదా, మొత్తంగా అస్థి అనేటువంటి సత్తుగా చిత్తుగా వ్యాపించి ఉన్నది ఆయనే కదా అని ప్రస్తావన చేయడం జరిగింది. ఇక కారణం గురించి మాట్లాడేటప్పుడు ఎన్నెన్ని అద్భుతమైన విషయాలు చెప్తున్నారో, ఈ విషయములన్నీ కూడా సూత్రకారుని భాష్యకారుని యొక్క ప్రతిభ పాఠవాలు అని మాత్రమే కాకుండా జగత్తునంతటి బ్రహ్మముగా ఎలా దర్శించాలనే ఒక దృక్కోణము, ఒక విచారణ మార్గం, ఒక సాధనా మార్గం మనకు అందించడం కోసమే ఈ భాష్యం మనం ఆధారంగా తీసుకున్నాం. ఇప్పుడు అసదితి చేన్న ప్రతిషేధ మాత్రత్వాత్, ఇది ఈ సూత్రంలో మనం ప్రవేశించాం. ఇది విలక్షణత్వాధికరణం గురించి చెప్పుకుంటూ తర్కంతో కొంచెం మాట్లాడదాం అన్నాడు పూర్వపక్షి. వాడు తర్కం వాడు చూపిస్తుంటే వీరి తర్కం వీరు చూపిస్తున్నారు ఇక్కడ. కనుక తర్కంతో మాట్లాడదాం, ముందు తర్కంతో చెప్తూనే తర్కం పనికిరాదని సూచన ఇచ్చారన్న ప్రత్యేక సూత్రం మళ్ళీ దానుకున్నది, అక్కడ మనం చర్చ చేద్దాం. సరే, వాళ్ళ తర్కంతో ఈయన తర్కమే చెప్తున్నారు. శబ్దాదిమత్కార్యం కార్యణాత్మన హీనం ప్రాగుత్పాదేరిదానీం వా నాస్తి, ఇది సూత్రం, ఇది భాష్యం చెప్తున్నారు. తేన నశక్యతే వక్తుం ప్రాగుత్పత్తే రసాత్కార్యమితి. దీని యొక్క భావం ఏమిటి అంటే, నామరూపాత్మకమైనటువంటి శబ్దాదుడితో కూడిన జగత్తు నామరూపము లేని బ్రహ్మము నుండి వచ్చింది అనేది మేము అంగీకరించమంటే దానికి ఒక వాదన అయింది. ఇప్పుడు ఈ జగత్తు రాక పూర్వము పరమాత్మ ఎందున్నదా, అంతే కదా, జగత్తు రాక పూర్వము పరమాత్మ ఎందున్నదా. మీరే అన్నారు ఉపాదాన కారణం నిమిత్త కారణం అన్న కనుక పరమాత్మ ఎందుండాలి. అయితే పరమాత్మ ఎటువంటి వాడు, నామరూపరహితుడు. జగత్తు ఎటువంటిది, నామరూప సహితమైనది. కానీ శబ్దాది అయినటువంటి జగత్తు ప్రాగుత్పత్తేహే, ఉత్పత్తికి ప్రాక్కులో అంటే ఉత్పత్తి జరగక ముందు పరమాత్మ ఎందున్నదా, ఇది ప్రస్తావన. ఉంటే ఎలా ఉంటుంది, ఇది విరుద్ధము దానికి. ఎలా ఉన్నది అంటే, అలా ఉందని చెప్పడంలో పెద్ద అంత ఆందోళన పడుతూ మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మట్టి తర్వాత వచ్చినటువంటి కుండలు ఇవన్నీ కూడా ఈ కుండలుగా రాక ముందు వాటి ఎందున్న మట్టి కారణమైనటువంటి మట్టిగానే ఉంది కదా అన్నాడు. కెరటములు మొదలైనవేవి మనకు కనబడక ముందు ఆ కెరటముల యొక్క నీరు అనే రూపం సముద్రమునందు నీరుగా ముందే ఉంది కదా ప్రాగుత్పత్తి. కనుకనే జగత్తు పరమాత్మ యందు ఉత్పత్తికి పూర్వమే ఉన్నది అది. అయితే మనం సృష్టి గురించి మాట్లాడేటప్పుడు మూడు విషయములు మాట్లాడారు, ఉత్పత్తి, స్థితి, లయం, మూడు గురించి ఇక్కడ చెప్తున్నారు. కానీ ఉత్పత్తికి పూర్వమే పరమాత్మ యందున్నది, అదే అక్కడి నుంచి ఉత్పన్నం జరిగింది అన్నారు. మరి ప్రళయకాలంలో పరిస్థితి ఏమిటి అన్నారు. ఇక్కడ ప్రళయకాలంలో మళ్ళీ నామరూపాత్మకమైన జగత్తు పరమాత్మలోకి వెళ్ళినప్పుడు, ఈ నామరూపాది వికారములతో దోషములతో ఉన్న జగత్తు పరమాత్మలోకి వెళ్ళినప్పుడు ఆ కారణతత్వంగానే బాధింపబడుతుందా అని. ఈ వెళ్ళి అందరూ కలిసే కదా ఈ నామరూపం అంతా కూడా కలిసినప్పుడు నామరూపరహిత తత్వంలో ఎటువంటి అయినా మార్పు వస్తుందా, దెబ్బతింటుందా అని అంటే అది సాధ్యం కాదు అన్నాడు. తిరిగి వెళ్ళి ఏనమైనా ప్రళయకాలంలో పరమాత్మ యొక్క కారణతత్వానికి ఏమీ దెబ్బతగలదు. ఎందుకంటే అది ఉత్పత్తిలో వెలికి వచ్చి ప్రళయంలో తిరిగి చేరేది కాదు, స్థితిలో కూడా పరమాత్మ దాని అందే ఉన్నాడు కదా అన్నట్టు. చాలా చక్కటి మాట, స్థితిలో కూడా ఉత్పత్తికి పూర్వము పరమాత్మ ఎందు జగత్తుంటే జగత్ ఆవిర్భవించిన తర్వాత జగదంతా పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు కదా అన్నట్టు. ఇది ఎలాగో అంటే మళ్ళీ ఈ మృత్పిండము వాటి నుంచి తయారైనటువంటి వివిధములైన పదార్థములు అది అలాగా ఉదాహరణ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దివ్యలు కుండలు తయారు కాకముందు వీటి యొక్క కారణమైన మట్టి, ఆ మట్టిలో ఎలాగున్నది, మళ్ళీ తయారైన స్థితిలో అవి అలాగే ఉన్నాయి, తిరిగి లయమయ్యాక మట్టిలోనే కలిశాయి. అందుకు దానివల్ల ఏమీ ప్రమాదమేం లేదు అని వివరించారు. ఎలాగో అంటే ఇక్కడ దృష్టాంతం చూపిస్తున్నారు. కారణమపి గచ్చత్ కార్యం కారణమాత్మీయేన ధర్మేణ దోషయేదితి తదదూషణం కస్మాత్ దృష్టాంత సంభవాత్ అన్నారు శంకరులు. ఇది నతు దృష్టాంత భావాత్ అనే సూత్రానికి భాష్యం రచిస్తూ శంకరులు చెప్తున్నారు. అనేక దృష్టాంతములు అంటే లౌకికమైన ఉదాహరణలు ఇక్కడ చూపిస్తున్నారు. ఎలాగూ అంటే ఇక్కడ కారణాన్ని కార్యము చెడగొట్టదు లయమైనా అనే విషయం చూపిస్తూ వడగళ్ళు పడ్డాయి. వడగళ్ళ యొక్క కారణ రూపం ఏమిటి? జలం. ఆ పడిన వడగళ్ళు కరిగిపోయాయి, మళ్ళీ ఏమయ్యాయి? జలంగానే మారే. అంటే తన పూర్వస్థితికి వెళ్ళినప్పుడు వడగళ్ళ యొక్క వికారంగాని కారణాన్ని ఏమని దెబ్బతీసిందా చెప్పు అన్నాడు. ఇక్కడ దెబ్బతీయలేదు. అలాగే నగలుగా కనిపించినటువంటి బంగారం స్థితిలో కూడా అది బంగారమే. అంతే కదా, నగలు నగలుగా ఉన్నప్పుడు అది బంగారమే, నగలు ఏర్పడక ముందు బంగారముగా దాని యొక్క కారణ స్థితిలో ఉన్నది. తిరిగి నగలు కరిగి బంగారంగా మారినప్పుడు ఆ బంగారు స్థితికి అని వికారం వచ్చిందా? రాలేదు కదా. కనుకనే ఉత్పత్తి యందు స్థితి యందు ప్రళయమునందు కూడాను ఈ జగత్తులో ఎన్ని పరిణామాలు జరుగుతున్నా కారణమైన బ్రహ్మముకి ఏ వికారము అంటదు అనే స్థితిని అంత అద్భుతంగా ప్రతిపాదన చేశారు. ఇక్కడ ఆ సూత్రములు మూడింటితోనూ భాష్యంతోనూ కూడా మొత్తానికి ఇప్పుడు తేలిందేమిటి? ఇచ్చేవ మాధ్యాభిరిహి శృతిభిర విశేషేణ త్రిష్వపి కాలేషు కార్యస్య కారణ అనన్యత్వం శ్రావ్యతే. కనుకని ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే కార్యస్థితిలో కూడా కారణం యొక్క అనన్యత్వము. అనన్యత్వము అంటే అన్యత్వం అంటే దానికి వేరుగా ఉండుట, అనన్యత్వం అంటే దానికి వేరుగా ఉండని స్థితి, కారణము నుంచి వేరుగా ఉండని స్థితి కార్యంలో కూడా ఉన్నది. దానికి శృతి ప్రమాణం చూపిస్తున్నా ఉన్నారు. స్థితావపి సమానోయం ప్రసంగ, కనుక ఉత్పత్తి స్థితి లయములు ఎందు ఇదం సర్వం యదయమాత్మా బృహదారణ్యకోపనిషత్తు. ఇదంతా ఆత్మయే అనగా బ్రహ్మమే అని చెప్పిన మాట మూడు స్థితుల్లోనూ బ్రహ్మమని చూస్తున్నాం. కనుక సృష్టి స్థితి లయలు అనేటువంటిది జగత్తుకు సంబంధించిన వికారం, కానీ ఆ వికారములు కారణమైన బ్రహ్మమునకు లేవు. ఇదే మనం ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభు ఈశ్వరునే శరణంబు వేడద. ఇంతేనండి. అంటే బ్రహ్మసూత్రాలు ఏ గొడవ ఉందో భాగవతంలో అదే గొడవ, అంతా ఒకటే గొడవ. అయితే మనకు అక్కడైతే గజేంద్రుడు కథకు దొరికాడు కనుక బాగున్నట్టు అనిపిస్తుంది, ఇక్కడ బుర్రకు పనిపెట్టాడు కనుక అంటే అది అర్థం కాలేదు ఇది అర్థం కాలేదు అని అర్థం అనమాట. అక్కడ అర్థమైంది తప్పకుండా అర్థమవుతుంది. అక్కడ అదే చెప్పండి, యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం ఏయిదం స్వయం యస్మాత్ పరస్మాత్ చపర తం ప్రపద్యే స్వయం భువం. పూర్తిగా ఇదే విషయం చెప్తున్నాడు కదా. కనుకనే బ్రహ్మసూత్రములు అద్వైతం అనగానే చాలామందికి ముందు ఒక రకమైన భయం పుట్టేస్తుంది. ఎందుకంటే అమ్మో మేము అందుకోగలమా అని, ఏం విన్నారని అందుకోగలమా అందుకోలేదా అనేది లోకంలో వినిపించే మాటల వల్ల అనుకున్నారే, కానీ బుర్ర అనేది వినియోగిస్తే అద్భుతంగా దీన్ని ఆస్వాదించవచ్చు. అయితే శంకరాచార్య అంటే గౌరవం, అదే సమయంలో భయం. ఎందుకంటే మనం అనుకునేవన్నీ తీసిపరేస్తాడు ఒక దశలో. మీరు సత్యం అనుకుని వేలాడుతున్న జగత్ అంది మిథ్య అంటాడు, ఆ జగన్మిథ్యని జీర్ణం చేసుకోలేకపోయారు చాలామంది. కానీ ఏ స్థితిలో జగత్తు మిథ్య, ఏ స్థితిలో జగత్ సత్యం అని చక్కగా సానుభూతిగా చెప్పారండి. నిజానికి ప్రతివారు కూడా ఒకవైపు నుంచే మాట్లాడారు, కానీ అన్ని వైపుల నుంచి మాట్లాడుతూ సమగ్ర సత్యం ఆవిష్కరించిన ఏకైక తత్వవేత్త శంకర భగవత్పాదులు వారు మాత్రమే. ఇది గుర్తుపెట్టు. అయితే ఏంటంటే ప్రతివారు ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడిపోతారు, ఆ సిద్ధాంతం పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఆ ఆవేశం ఒకటి మనస్సులో ఉండిపోవడం చేత వాళ్ళు మనస్సును తెరచి పరిశీలించారు శంకరుల యొక్క భాష్యాన్ని. మనస్సును తెరచి ప్రత్యక్షరం పరిశీలిస్తే అసలు ఈ కొట్టుకోడాలు సిద్ధాంత రార్థాంతాలు ఉండవు. సత్యాన్వేషకుడికి రార్థాంతాలు చేయడానికి సమయం కూడా ఉండదు వాడు. కానీ సత్యాన్వేషకుడు శాంతంగానే పరిశీలిస్తాడు. అలాంటి శాంతంతో పరిశీలిస్తే ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ చెప్తున్నారు చూడండి. కనుక శృతుల ప్రకారం సర్వం కల్విదం బ్రహ్మ ఆత్మైవేదం సర్వం బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్. తర్కంతో చెప్తాను అంటూనే శంకరుడు శృతివాక్యాలు కూడా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆయనకి శృతి అంటే ఎంత గౌరవం చూడండి. ఇక్కడ వేదమాతపై అంత గౌరవం. శాస్త్ర ప్రమాణం లేకపోతే బ్రహ్మం గురించి ఎక్కడ చెప్పగలం మనం? అందుకు ఇలాంటి శృతుల ద్వారా కూడా త్రిష్వపి కాలేషు ముక్కాలముల్లో కూడాను ఈ సృష్టికి పరమాత్మే కారణం, ముక్కాలల్లోని. అయితే ఈ సృష్టి వికారములేవో అన్ని బాధించవు. ఎలాగూ అంటే ఒక అద్భుతమైన దృష్టాంతం మరొకటిస్తున్నారు. అస్థిచాయమపరో దృష్టాంత యథా స్వయం ప్రసారితయా మాయయా మాయావి త్రిష్వపి కాలేషు న సంస్పృశ్యతి. ఒక ఇంద్రజాలికుడు ఉన్నాడు, వాడు ఇంద్రజాలం చూపిస్తాడు. వాడు వచ్చినప్పుడు ఒకడే వచ్చాడు, ఏం కనికట్టు చేసాడో కానీ అద్భుతంగా ఒక ఇంద్రజాలం చూపించాడు. ఆ ఇంద్రజాలంలో అంతవరకు లేదనుకున్నది ఉన్నట్టు చూపించాడు. ఉన్నదేది లేనిదే అయినా ఉన్నట్టు అనిపించి మనందరం దాంతో తాదాత్మ్యం చెందిపోయాం, ఆ ఉన్న అనుభూతికి చెందాం. అక్కడ ఉన్నది స్టేజీ వాడే ఇంద్రజాలం ప్రారంభించక ముందు. తర్వాత ఇంద్రజాలం ప్రారంభించాడు, అది ఏం చేసాడో విద్య వాడికే తెలియాలి ఆ సమర్థత. అక్కడ ఒక్కసారి హఠాత్తుగా ఆకాశం వచ్చింది, ఆకాశంలో ఎన్నెన్నో కనబడుతున్నాయి, ఇవన్నీ చూపించాడు. అవన్నీ చూపిస్తున్నప్పుడు వికారాలకు లోనేది ఆ ముందు కూర్చుని వాళ్ళే. వాడు మాత్రం చూపించినప్పుడు, అది ఉన్నప్పుడు, అది మూసినప్పుడు పడితే ఇంద్రజాలకుడు ఇంద్రజాలకుడిలాగే ఉన్నాడు. కనుక తన మాయ ప్రసరించినప్పుడు, తిరిగి లోపలికి లాక్కున్నప్పుడు ఇంద్రజాలకుడికి ఏ వికారం ఎలా లేదో పరమాత్మకు కూడా ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై ఆయన అకలంక సాక్షియము. అకలంక అనడంలోనే చూపిస్తున్నాడు. అందుకే ఉపనిషత్ తత్వం తెలిస్తే కానీ అది అర్థం కాదు మనకి. గజేంద్రం అది అర్థమైపోతే ఉపనిషత్తు అర్థమైపోతుంది. అందుకు గజేంద్ర మోక్షాన్ని ఎందుకు గీతాస్థానంలో పెట్టారు ఇప్పుడు మనం తెలుసుకుంటే విస్ఫురణ మనకు చూపిస్తున్నది. ఈ విధంగా మూడు అవస్థల్లో కూడా పరమాత్మ ఆ విధంగా ఉంటాడయ్యా. సరే ఇంతవరకు బాగుంది, ప్రళయంలో ఇవన్నీ అందులో లీనమైపోయి ఆయన్నేమి బాధించట్లేదు ఒప్పుకుంటాం. కానీ ఇవన్నీ లీనమైనప్పుడు విభాగములుగా లీనమయ్యాయా అవిభాగముగా లీనమయ్యాయా? ఇది చాలా గొప్ప ప్రశ్న విషయం. విభాగము అంటే మనం చూస్తున్న నామరూపములు ఇవన్నీ ఆ వెళ్ళిపోయి అలాగే ఆ విభాగాలతోనే కలిసిపోయి అందులో లేదండి, అన్ని అవిభాగంగా అయిపోయాయి. ఇందాక చెప్పినట్టు వడగళ్ళన్నీ నీరుగా మారిపోయినట్టుగా కలిసిపోయిన అవునా? మరి అంతా అలాగే ఆయనలో కలిసిపోయినప్పుడు మళ్ళీ సృష్టిలో ఇవన్నీ వెలికొచ్చాయి అన్నాడు ఇక్కడ. అంటే ఇది చాలా ముఖ్యం కదా. ఇదివరకు సృష్టి పూర్వం ప్రళయం అయిపోయింది, మళ్ళీ సృష్టి వచ్చినప్పుడు అందు లోపలవన్నీ మరికొన్ని వెలికొచ్చాయి. మళ్ళీ సృష్టి వచ్చిందా లేదు? ఇప్పుడు ఒకటా రెండా ఎన్ని ప్రళయాలో ఎన్ని సృష్టిలో అన్నీ మనకి వెలికి వచ్చాయి. వెలికి వచ్చినప్పుడు ఎలా వచ్చాయి అని అడిగాడు ఇక్కడ. చాలా గొప్ప విషయం. అన్నీ విభాగములు కాకుండా అవిభాగంగానే కలిసిపోయినప్పుడు మళ్ళీ విభాగములుగా ఎలా వచ్చాయి అని అంటే, ఇందులో కూడా పెద్ద ఏం పర్వాలేదు ఆయన. అవిభాగ స్థితిలో వాటికి మేము విభాగంగా ఉన్నామని తెలియదు, మళ్ళీ జగత్ ఏర్పడినప్పుడు విభాగములుగానే వెలికి వస్తున్నాయి. ఇది నిత్యానుభవమే కదా అన్నారు ఇక్కడ. ఎంత గొప్ప మాట, ఇది నిత్యానుభవమే. ప్రళయం దాకా వెళ్ళక్కలేదు, మన బతుకు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ఇక్కడ. అందుకే విభాగస్య అవిభాగ ప్రాప్తే పునర్విభాగేనోత్పత్తవు అనేటువంటి మాట దగ్గర వివరిస్తూ అద్భుతమైన దృష్టాంతాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. సుషుప్తి సమాధ్యాదావపి సత్యం అన్నాడు ఇక్కడ. మనం గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు విభాగం ఉందా? విభాగం అంటే ఏమిటో కాదు, మన జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు విభాగం ఉంది. ఏమిటని? నేను ఫలానా పురుషుణ్ణి, లేదా నేను ఫలానా స్త్రీని, నా పేరు ఫలానా, నేను ఇక్కడ ఉన్నాను, ఈ కుర్చీలో కూర్చున్నాను, నా ప్రక్కన ఫలానా వారు ఉన్నారు, ఇదంతా విభాగం ఉందా లేదా జాగ్రత్త అవస్థ? ఇది విభాగం. విభాగం సుషుప్తిలోకి వెళ్ళిపోయాం, ఈ విభాగం ఏమైనా ఉందా? అక్కడ గట్టిగా ఆలోచిస్తే నేను ఫలానా స్త్రీని, ఫలానా పురుషుణ్ణి అన్న విభాగం కూడా మనకు తెలియదు. అక్కడ ఇంకేదో, అది గాఢ నిద్రలో కూడా ఆ స్థితి వస్తున్నది, ఆ సుషుప్తి గాఢ నిద్ర. అక్కడ అది విభాగమే లేదు, స్వప్నం కూడా లేని స్థితి సుషుప్తి అంటే. విభాగమే లేదు, మన విభాగం లేదు గనక మరుసటి రోజు అంటే నిద్ర నుంచి లేచిన తర్వాత నువ్వు అవిభాగంగా సుషుప్తిలో ఉన్నావు గనక విభాగంగా రావడం లేదా అన్నాడు ఇక్కడ. మళ్ళీ పొద్దుట మెలకు వచ్చింది, లేదా ఇక్కడే కూర్చున్నామండి, గాఢ నిద్ర వచ్చింది, తర్వాత పొరపాటు మెలకు వచ్చేసింది. మెలకు రాగానే మళ్ళీ విభాగం రెడీ అయ్యిందా లేదు ఇక్కడ? మళ్ళీ నువ్వు, నీ కుర్చీ, నీ రూపం, నీ పక్క వాళ్ళు, విభాగం అంతా ఉందా లేదా? గాఢ నిద్రలో ఏదా విభాగం? గట్టి ప్రశ్న వేశాడండి ఇక్కడ. గాఢ నిద్రలో విభాగమే లేదు. గాఢ నిద్రలో నీకు విభాగము లేదు, ఆ నువ్వే తిరిగి మెలకువలోకి వచ్చినప్పుడు విభాగంతో ఎలా వచ్చావో, అలాగే ప్రళయావస్థలో అవిభాగంగా కలిసిపోయిన జగత్తు తిరిగి ఉత్పత్తి అవస్థలో విభాగముగానే వెలికి రావచ్చు అన్నాడు ఇక్కడ. అది సందేహం లేదు అందులో అన్నాడు. ఎంత అద్భుతమైన దృష్టాంతం చూపించాడు. అయితే ఇక్కడ గమనించినప్పుడు ఎందుకు అలా వెలికి వస్తున్నాయి? ఇదివరకు ఏ జీవులు కలిశారో వాళ్లే వస్తున్నారంటే, అవును వాళ్ళ కర్మకు అనుగుణమైన మరికొన్ని రూపములు తీసుకుని అందులోంచి వెలికి వస్తున్నారు అని అన్నాడు. ఎందువల్ల వెలికి వస్తున్నారు అంటే మిథ్యాజ్ఞానము వల్ల అన్నాడు ఇక్కడ. చాలా గొప్ప మాట. వాళ్ళు కలిసినప్పుడు ఎలా కలిసిపోయారంటే, రూపాదులు అన్నీ విసర్జించి కలిసిపోయినా వాళ్ళలో బీజములుగా జీవులు ఉన్నారు. వాళ్ళు పూర్వజన్మల్లో లేదా పూర్వకల్పాలలో చేసినటువంటి కర్మ బీజములతో కలిసిపోయారు వాళ్ళందరూ. కానీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి ఎందుకు వచ్చారు? మిథ్యాజ్ఞ. మిథ్యాజ్ఞానం అంటే ఏంటో కాదు, తాను కాని దాన్ని తాను అనుకోవడం. ఇది ఒకటి మిథ్యా, తాను కాని దాన్ని తాను అనుకోవడమే మిథ్యాజ్ఞానం. ఆ మిథ్యాజ్ఞానముతోనే వాళ్ళు కలిసిపోయారు. ఆ అజ్ఞానం నుంచి బయటపడి కలిస్తే మోక్షమే. మిథ్యాజ్ఞానంతోనే వాళ్ళు కలిసిపోయారు. కానీ పరమాత్మలో వాళ్ళు వికారములతో లేనప్పటికీ వాళ్ళ లోపల బీజరూపంగా అవన్నీ దాగి ఉన్నాయి. తిరిగి సృష్టి వచ్చినప్పుడు మిథ్యాజ్ఞానం చేత సృష్టింపబడ్డారు వాళ్ళందరూ అన్నాడు ఇక్కడ. అంటే మిథ్యాజ్ఞానం ఉన్నవాళ్లే తిరిగి సృష్టింపబడుతున్నారు జీవులుగా, మిథ్యాజ్ఞానం లేని బ్రహ్మజ్ఞులు పరమాత్మ లీనమైతే తిరిగి సృష్టింపబడరు అని దానిలో చెప్పబడుతుంది. కనుక ముక్తి అంటే వాళ్ళకి పరమాత్మ లీనమై వాళ్ళ మరి తిరిగి సృష్టింపబడరు, పరమాత్మ గారు మిగిలిపోతారు. ఎందుకంటే వాళ్ళ మిథ్యాజ్ఞానం అనేటువంటిది లేదు అనే విషయం, బీజప్రాయమైనటువంటి మిథ్యాజ్ఞానం చేత తిరిగి వాళ్ళు కలుగుతున్నారు. ఇక్కడ మిథ్యాజ్ఞానము సమ్యక్ జ్ఞానం అని రెండు విధాలు చూపించారు. మిథ్య కూడా జ్ఞానమేట, జ్ఞానం అంటే తెలుసుకొనుట అని. కనుకనే లేనిది ఉన్నట్టు అనుకోవడం, ఉన్నది లేనట్టు అనుకోవడం, అనుకోవడం తెలుసుకోవడం అనే జ్ఞానమే కదా, అది మిథ్యాది. అది ఉన్నంతకాలం జన్మ పరంపర తప్పదు అది ఇక్కడ చెప్పడం. ప్రళయాదుల్లోనో మరణాదుల్లోనో లయమైనా అప్పటి నామరూపములు లేకపోయినా తిరిగి మళ్ళీ వస్తారు. ఎలాగంటే సుషుప్తులో మన నామరూపంలో మనకు స్పృహ లేకపోయినా తిరిగి మెలకువలో ఎలా వస్తున్నామో ప్రళయాదుల్లో లేనమే మెలకువల్లోకి ఎందుకు రాగలిగామండి? మళ్ళీ వచ్చిన వెంటనే నా పేరేంటండి, మిమ్మల్ని ఎవరేమంటారండి అని అడుగుతున్నామా? మెలకు వచ్చిన వెంటనే మనం ఏ స్మృతులను పక్కన పెట్టి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయామో, మెలకు రాగానే స్మృతులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒకసారి చెప్పండి, గాఢ నిద్రలో ఉందా అసలు స్మృతి? ఏమీ లేదు. పక్కన ఫలాను కూర్చున్నాడని స్మృతి లేదు, కానీ మెలకు రాగానే ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? మళ్ళీ అదే పోల్చుకున్నారు. ఎలా పోల్చుకోగలిగారు? మీరు సుషుప్తిలోకి వెళ్ళక ముందు ఏది మీ జ్ఞానం ఉన్నదో అది సుషుప్తిలో కప్పబడిపోయింది, సుషుప్తి తర్వాత అదే వెలుకొచ్చింది ఇక్కడ. అంటే మీ చైతన్యంతో పాటు మీ జ్ఞాపకాలు ఇవన్నీ బయటకు వచ్చేది. జగత్ సంబంధమైన జ్ఞానం ఇది, అదయ్యా. సమ్యక్ జ్ఞానం అంటే బ్రహ్మమే అని తెలిసి కలిసిపోయిన వాడు మరిపొట్టడు. అది ఇక్కడ ఐక్యానికి, మామూలుగా ప్రళయాలలో కలిసి రావడానికి, దీనికే అసలు రాకపోతే అత్యంతిక ప్రళయం అంటారు. మామూలుగా కలిసిపోతే మహాప్రళయంలో జీవులు అందరూ లీనమవుతారు, మళ్ళీ తర్వాత పుట్టుకొస్తారు అని ఈ ప్రమాణాన్ని చక్కగా చూపించారు. కనుక ప్రళయాదుల తర్వాత కూడా రావడం అనేటటువంటిది ఉంటుంది జగత్తులో అని అలా చెప్పి వాళ్ళ తర్కానికి సమాధానం గట్టిగా చెప్పారా? చెప్తూ అప్పుడు మనకు సూత్రం వస్తుంది. తర్క ప్రతిష్టానాదన్యథానుమేయమితి చేత్ ఏవమప్యనిర్మోక్ష ప్రసంగ. ఇది తర్వాత సూత్రం. నిజానికి ఈ సూత్రంలో మొత్తం సూత్రం గుర్తుపెట్టుకోకపోయినా తర్క ప్రతిష్టానాత్తను గుర్తుపెట్టుకున్న చాలు. అంటే తర్కమునకు ప్రతిష్ట లేకపోవడం వలన అన్నారు. ప్రతిష్ట అంటే నిలుకడ, నిలుకడ. ఇవాళ మనకు అద్భుతమైన తర్కం చేశాం, ఇంకా దాని మీద ఒక సిద్ధాంతం చేసేస్తాం, కానీ దానికి స్టెబిలిటీ లేదు పో అన్నాడు ఇక్కడ. ఆ తర్కానికి స్టాండర్డ్ లేదు, స్టెబిలిటీ లేదు. అది తర్కమే గనక, శాస్త్రం కాదు తర్కం. తర్కం అంటే నీ బుద్ధికి తోచిన యుక్తి, ఆ యుక్తితో నువ్వు చేస్తున్నావు. కనుకనే ఆగమంతో తెలుసుకోవలసిన దాన్ని తర్కంతో తెలుసుకోవాలనుకోవడమే తప్పన్నాడు ఇక్కడ. ఆగమం అంటే శాస్త్రం, బ్రహ్మము గురించి శాస్త్ర సహాయంతో తెలుసుకోగలవు. అసలు బ్రహ్మము ఉన్నది అని నీకు అనిపిస్తే కదా విచారణ చేస్తాం. బ్రహ్మమున్నది అని నీకు ఈ మిథ్యా అయినటువంటి శరీరంతో తెలియబడదు. అది శాస్త్ర సహాయంతోనే బ్రహ్మమున్నది అని తెలియబడుతుంది. ఆ తెలియబడ్డాక దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కనుక బ్రహ్మం గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఏంటి? శాస్త్రం. శాస్త్రాన్ని అతిక్రమించి తర్కంతో నువ్వు పెడితే తర్కానికి ప్రతిష్ట లేదు, నిలుకడలేదు. అది కేవలం అనుమానం చేత చేయబడేది, అనుమేయం అంతే అది. పోనీ అలా చేసినప్పటికీ కూడా లేదండి, మీ తర్కాన్ని ఆశ్రయిస్తాం అని రీజనింగ్ అండి, లాజిక్ అండి, ఆర్గ్యుమెంట్ అండి, చాలా సంతోషం. అలా చేసినప్పటికీ కూడా దాని నుంచి మీరు ఎప్పుడైనా విడుదల కాగలిగారా? అజ్ఞానం నుంచి, సందేహం నుంచి, తర్కము ద్వారా విడుదల కాగలిగారా? ఆలోచించండి ఇక్కడ. లేదు. అవిమోక్ష ప్రసంగ, దోషం నుండి విడుదల లభించకపోవడం అనేది అవుతూనే ఉంది కదా అన్నాడు ఇక్కడ. అవిమోక్ష ప్రసంగ అనే మాటకు అర్థమైంది. ఉదాహరణకి ఒకడేదో గొప్ప తర్కం చేస్తాడు, కానీ వాడికంటే ఎక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు వాడు చేసిన తర్కాన్ని ఆ భాషగా తేల్చేస్తాడు. వాడిపైన మరొకడు వస్తారు, వాడు తేల్చేస్తారు. ఎక్కడ నిలకడుంది అక్కడ? కనుకనే శాస్త్ర ప్రమాణం చాలా అవసరం. తర్కము యుక్తి అవసరమే కానీ శాస్త్ర సమ్మతమైన తర్కం చేయాలి. ఈ మాటనే సాధన పంచకంలో కూడా శంకరులు చెప్పారు. శంకరులు ప్రతిష్ఠ చేసిన వేదాంతం సామాన్యం కాదండి. కొందరు మేధావులు ఒక పుస్తకాన్ని చక్కగా చెప్పి మనకు స్పష్టంగా చెప్పి ఊరుకుంటారు, వాళ్ళు పని అయిపోతుంది. శంకరులు చేసిన పని ఏమిటంటే మొత్తం ప్రస్థానత్రయానికి భాష్యం రచించి శుద్ధమైన ఉపనిషత్ తత్వాన్ని ప్రతిష్టాపన చేశారు. వేదము యొక్క హృదయం ఇది, వేదాంతం యొక్క హృదయం ఇది అని ప్రతిష్ఠ చేశారు. అక్కడతో ఆగలేదు, మొత్తం సామాన్యులకు కూడా ఈ తత్వం తెలియాలని తాపత్రయపడ్డాడండి. మహర్షులకి మహాత్ములకి ఎంత దయ అంటే వీళ్ళు కర్మాన్ని వీళ్ళు పోతారేనో వదిలేరు. అది అక్కడ వాళ్ళకున్న దయవడికి లేదు. అయ్యో అజ్ఞానంతర్గహనపతి తాన్ తాప పాపచ్యమాన, అజ్ఞానం అనేటువంటి అడవిలో పడి ఆ తాపత్రయాలతో మునిగి వేదన పడుతున్నారే అలాంటి వాళ్ళని త్రాతుం లోకాన్ భవధవశిఖ తాప పాపచ్యమానాన్, అలాంటి లోకాన్ని ఉద్ధరించడం కోసం ముక్త్వా మౌనం వటవిడిపినో మూలతో నిష్పతంతి శుంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అన్నారు. దయ కాకపోతే మహానుభావుడు ఆ 16 ఏళ్ల కల్లా రచన మొత్తం పూర్తి చేసి తిరిగి కాశీక్షేత్రంకి వచ్చా ఈ భాష్య గ్రంథాలన్నిటి పండితుల చేత కూడా అవునవునని తల ఊపి ఇంకా నా పని అయిపోయింది అన్నాడు. అవలేదు నాయన, చేయాల్సింది చాలా ఉందన్నాడు బాదరాయుడు. ఆ తర్వాత ఆయన చేసినది ఈ మొత్తం ఈ విషయం మనకు అర్థం కావడం కోసం సామాన్యుని కూడా నెమ్మదిగా అబ్బో మాకు అందదండి, నీకు అందుకున్న ప్రయత్నం నేను చేస్తాను కదా నాన్న, కొంచెం దాదా అని కూర్చోపెట్టి ఆ మహానుభావుడు ఏకశ్లోకి నుంచి సహస్ర శ్లోకి వరకు ఇచ్చిన ప్రకరణ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి తెలుసా. ఇక్కడ కుతూహలం కలిగినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నా, మనది కాదు ఈయన అనుకోవద్దు, మేము ఇలాగే జపమాలలు తిప్పుతూ ఉంటాం చాలు మోక్షం పొందిపోతాం, ఈయన మధ్యలో ఇవన్నీ పెడతాడు ఏంటండి అనుకోవద్దు. తరించదలచుకుంటే శంకరులు ఇచ్చిన ప్రకరణ గ్రంథాలను ఆధారం చేసుకోండి. కనీసం ఒక అపరోక్షానుభూతి, ఒక ఆత్మబోధ, ఒక ఏకశ్లోకి ఏది కాదండి ప్రతిదీ. ఎక్కడికక్కడ రాచమార్గాలు ఏర్పరిచాడు, సామాన్యులకు కూడా చక్కగా వేదాంతాన్ని అలా అందించాడు. సాధన దశలో మనం ఉన్న దశ నుంచి క్రమంగా ఆ దశలోకి ఎలా తీసుకువెళ్లాలో ఎన్ని క్రమాలు ఏర్పరిచాడు ఆయన ప్రకరణ గ్రంథ సాహిత్యం. అవి మనం ముందు చెప్పుకునే బ్రహ్మసూత్రాల దగ్గరికి వచ్చాం, ఊరికిన హఠాత్తుగా మనం ఇక్కడికి రాలేదు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటినే కొనసాగిస్తూ ఉన్నటువంటి శ్రద్ధాళువులు ఎవరో వారిని ఉద్దేశించి నేను మాట చెప్తున్నాను. వివేక చూడమని త్రిపురా రహస్యం, త్రిపురా రహస్యం శంకరులది కాకపోయినా అది ప్రత్యభిన్న సిద్ధాంతమైన విచారణకు పనికొస్తుంది అది ఒకటి. అదేవిధంగా మనం దక్షిణామూర్తి స్తోత్రం వీటన్నిటికీ వివిధ స్థలాలలో చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇక్కడికి రావడం వల్ల సులభమైంది ప్రక్రియ. దానికి తోడు ఈ తత్వాన్నంతటి బాగా పటిష్టం చేసే అసలు గ్రంథం ఉన్నది భగవద్గీత. 18 అధ్యాయాలని కూడా ఇదే వేదికపై ఇదే నిర్వాహకుల యొక్క ఔదార్యం చేత మనం కొన్ని సంవత్సరాలు స్పష్టంగా 18 అధ్యాయాలు చెప్పుకున్నాం. మనకు అర్థం కాదు ఎందుకు బ్రహ్మసూత్రం సులభంగా అర్థమవుతుంది అంటే దాని చేత మనం పక్వత పొందితే తప్పకుండా అర్థమవుతుంది. అయితే ఆ గ్యాప్కి ఈ బ్యాక్ గ్యాప్కి మధ్య అసలు ఏ విచారణ చేయకుండా గడిపేస్తే నేనేం చెప్పలేను, కానీ మధ్యలో కాస్త మననమో ఏదో ఆలోచన చేస్తే తప్పకుండా అందుకోగలం శబ్దములన్నీ, లేకపోతే ఎప్పటికప్పుడు కొత్త అవుతుంటే ఎప్పటికీ ధరించేది ఇది. అది కొనసాగింపు ఉంటూ ఉండాలి ప్రతిదానికి కూడా. ఇక్కడ మహానుభావుడు ఒక మాట, శృత్యర్థముకు విప్రతిపత్తి అయినా అంటే శృతికి విరుద్ధమైనటువంటి తర్కములు కూడదు అనేదానికి శాస్త్ర ప్రమాణం చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా 2వ అధ్యాయంలో భగవద్గీతలో స్వామివారే చెప్తున్నారు ఎంత చక్కటి మాటను అక్కడ వివరంగా అందిస్తున్నారు మన పరమాత్మ. అంటే నాయన తర్కాన్ని అనుసరించి నువ్వు అందుకోలేవు. నమే విదుస్సురగణ ప్రభవన్న మహర్షయ అహమాదిర్హి దేవానా మహర్షీణాంచ సర్వసహ. మహర్షులు దేవతలు కూడా నన్ను తెలుసుకోలేరు అన్నాడు ఇక్కడ పరమాత్మ. అంటే మహర్షులు దేవతలు అంటే మనకంటే తెలివైన వాళ్ళు కదా, అది ఒప్పుకుంటాం. వాళ్ళ బుద్ధి యొక్క శక్తికి కూడా ఆయన దొరకడు, అంటే తర్కానికి దొరకడు. మన మానవ బుద్ధి ఎంత, దీన్ని తెలిసి జ్ఞానం ఎంత, అది ఇక్కడ వివరించారు. అందుకే అచింత్యా ఖలు ఏ భావా నతాంస్ తర్కేణ యోజయేత్ అని సాంక్షేపంలో కృష్ణ పరమాత్మ చెప్తున్న మాట. అచింత్యా ఖలు ఏ భావాహ, ఈ మాటకు అర్థం ఏంటంటే ఊహించడానికి సక్ష్యం కాని విషయాలు ఏమున్నాయో వాటిని నువ్వు తర్కంతో చర్చించకు అన్నాడు. పరమాత్మ అంటే నా అచింత్య అజరహ అమరహ అచింత్యుడు, నీ చింతనకు అందని వాడు అని స్పష్టంగా చెప్తూ ఉంటే దాన్ని మనం తర్కంతో అందుకోవాలి. ముందు అదే తప్పు ఇక్కడ. అయ్యా నది దాటడానికి ప్రయత్నించు అనగానే కారు తీసుకు బయలుదేరట, నది దాటడానికి కారు తీసుకెళ్తారు ఎవడైనా, నది వెళ్ళాలంటే పడవే తీసుకోవాలి. మరి మేము కారులో కూడా వెళ్తామండి, వెళ్తాం రోడ్డు మీద, నదిలో కాదు. కనుక దేని మీద వెళ్ళాలంటే దానికి తగ్గ సాధనం తీసుకోవాలి. బ్రహ్మము గురించి తెలుసుకోవాలంటే శాస్త్ర సమ్మతమైన తర్కాన్ని అనుసరించాలి, కానీ శాస్త్రవిరుద్ధమైన తర్కం కూడదు. అందుకే భగవంతుడు ఇచ్చిన బుద్ధిశక్తిని వినియోగించాలి, కానీ ప్రత్యక్షం అనుమానంచ శాస్త్రంచ వివిధాగమం త్రయం సువిదితం కార్యం ధర్మశుద్ధిం అభిప్సిత. నీకు ధర్మం విషయంలో స్పష్టమైన జ్ఞానం కావాలి అంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శాస్త్ర ప్రమాణము మూడూ కావాలి అన్నారు. ఇక్కడ ప్రత్యక్షాన్ని అనుమానాన్ని తిరస్కరించలేదు, వీటికి పైన చెప్తుంది శాస్త్రం. అందుకే ప్రత్యక్ష అనుమానములు ఫెయిల్ అయిన చోట శాస్త్రం సక్సెస్ అవుతుందని శాస్త్రం. అందుకు శాస్త్ర ప్రమాణం ఆర్షం ధర్మోపదేశంచ వేదశాస్త్ర అవిరోధిన ఎస్ తర్కేణానుసంధత్తే సధర్మం వేద నేతర. ఇది మనుస్మృతిలోనమాట. దీని అర్థం ఏమిటి అంటే, ఋషులు చెప్పినటువంటి ధర్మోపదేశాన్ని వేదశాస్త్రములకు విరుద్ధం కాని తర్కంతో ఎవడు అనుసంధానం చేస్తాడో వాడు మాత్రమే ధర్మాన్ని తెలుసుకోగలడు, ఇతరులు తెలుసుకోలేరు. ఇక్కడ మనుస్మృతుల వాక్యాన్ని ఉదహరించారు, కానీ కపిల స్మృతిని మాత్రం తిరస్కరించారు శంకరులు. ఎందుకంటే అది చెప్తాడు, వాళ్ళు చెప్పే ప్రతి స్మృతి వాక్యానికి కూడా ఒక శృతి ఉండాలి అన్నాడు. ఇక్కడ స్మృతి అంటే స్మరించి చెప్పేది స్మృతి. వేదము ఇలా చెప్పింది అని గుర్తు చేసుకుని ఆనాటి సమాజానికి తగ్గట్టుగా వేద ధర్మాన్ని అందించే గ్రంథం పేరు స్మృతి. ఇలాంటి స్మృతులు చాలా ఉన్నాయి. ఎవడి నాలెడ్జ్ని వాడు రాసేసి దానికి స్మృతి అని పేరు పెడితే లాభం లేదండి. శృతి సమ్మతమైనటువంటి ధర్మాన్ని మానవులకు ఉపయోగకరంగా చెప్పాలి. అలా చెప్పిన మేము ప్రమాణంగా తీసుకుంటాం. ఎంత లేటెస్ట్ బుక్ అయినా మాకు పర్వాలేదు, కానీ శృతి సమ్మతంగా చెప్తే తీసుకుంటాం. అది శంకరులు. ఈ సూత్రం నిన్న చెప్పింది, ఇవాళ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నామంటే, ఈ సూత్రం ఆధారంగా తీసుకుని మొత్తం మనకున్న సమస్త విజ్ఞానాన్ని సమన్వయించుకోవాలి. ఇదే సూత్రం ఆగమాలకి మంత్రశాస్త్రాలకు కూడా వర్తిస్తుంది. మంత్రము ఆగమ శాస్త్రాలు కొన్ని చోట్ల శృతి విరుద్ధమైన మాటలున్నాయి. అందుకే ఆగమం ప్రకారంగా ఏర్పడినటువంటి శాక్తేయ, వైష్ణవ, సౌర, శైవ ఇత్యాది ఆగమ మతాలకి వేదాంత మతం విరుద్ధమే. ఎందుకు విరుద్ధం అంటే, ఆగమం కొన్ని విషయాల్లో వేదానికి విరుద్ధం కనుక. అంతే, కొన్ని వేదానికి విరుద్ధంగా మాట్లాడుతుంది. వేదానికి విరుద్ధంగా మాట్లాడిన విషయంలో మీరు మాకు పడరు, వేద సమ్మతంగా మాట్లాడిన విషయంలో మీరు మాకు పడతారు. శివుడు, విష్ణువు, శక్తి మాకు ఇష్టమే, ఎందుకంటే వేద సమ్మతమైనవి. కానీ వాటి పద్ధతుల్లో మీరు చూపించిన అవైదిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మాకు తిరస్కరణీయములు. అది వేదాంతం, వేదం యొక్క ప్రతిష్ట. అందుకే శంకరులు వేదధర్మ ప్రతిష్టాతన చెప్పడానికి కారణం ఇవన్నీ కూడా. కనుక తర్కము కూడా శృతి సమ్మతముగా ఉండాలి. బుద్ధికి తోచినట్టు ఎవడికి పెడితే వాడు శాస్త్రం రచిస్తే పనికిరాదు. ఈ విషయం ఇక్కడ శంకరులు ఎంత ఢంకా బజాయించి చెప్పారో, అంతకంటే గట్టిగా పాంచజన్యం మ్రోగిస్తూ చెప్పారు పరమాత్మ. అశాస్త్ర విహితం ఘోరం అన్నాడు గట్టిగా. అందుకే శాస్త్రం శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. ఈ మాటలు ఇంత గట్టిగా చెప్పడంలో ఆయన ఉద్దేశం కూడా శాస్త్రం అంటే కృష్ణుడు ఉద్దేశంలో కూడా వేదమనే అర్థం. అదే శాస్త్రం, వేదోకల ధర్మమూలం పరాశర స్మృతి, అది కూడా ప్రమాణమే, వేద ప్రమాణం కనుక. కనుకనే మనుస్మృతి ఇక్కడ ఉటంకించాడు ఆయన మహానుభావుడు. ఈ విధంగా ఇక్కడ తర్కము ద్వారా మనం ఈ అజ్ఞానం నుంచి బయటపడలేము అనే విషయాన్ని వివరించి మళ్ళీ తర్వాత అంశంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ భోక్త్రాపత్యధికరణము అని ఒక అధికరణం మొదలవుతున్నది. నాయన మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు, పరమాత్మకు భిన్నముగా ఏదీ లేదు అన్నప్పుడు అభేదవాదమే వినబడుతుంది. అసలు వేదాంతమన్నా అద్వైతమన్నా అభేదవాదమే. శంకరుల దృష్టిలో వేదాంతం అంటే అద్వైతమే. తర్వాత వాళ్ళు ద్వైత ఇత్యాది శబ్దములు వేసి గొడవపడి శంకరులను ఒక పక్కకు పెట్టి మాది కొత్త సిద్ధాంతం అన్నారే. కానీ శంకరులు చాలా అమాయకులండి. ఆయన వేదాంతంలో అద్వైతమనే శబ్దం ఉన్నది. ఆ అద్వైతమనే శబ్దము వేదాంతం అంటేనే అద్వైతం కనుక ఆ విషయాన్ని తీశాడు. ఇప్పటికీ కూడా మనకి లోకంలో అద్వైతం ఎవడు మాట్లాడిన దాని వేదాంతత్వమని అంటారు. అదే ప్రత్యేకత. వేదాంతం అంటే అద్వైతం, అద్వైతం అంటే వేదాంతం. భేదరాహిత్యమే, భేదము లేదని చెప్పడం. అయ్యా మీరు చెప్పిందని ప్రకారంగా భోక్త భోగ్యం అని రెండు విషయాలు ఉంటాయి ఈ ప్రపంచంలో. రెండు విషయాలు ఉన్నాయి, భోక్త భోగ్యం. భోక్త అంటే అనుభవించువాడు, భోగ్యము అంటే అనుభవించబడే ప్రపంచం. అవునా లేదా? ఇది ప్రతివాడికి తీసుకోండి. నేనున్నాను, నేను సుఖమో దుఃఖమో అనుభవిస్తున్నాను. దేని నుంచి? ప్రపంచం నుంచి కదా. ప్రపంచం అంటే నా శరీరంతో సహా ఇదంతా. అది అదే, నా శరీరం వదిలిదంతా అని కాదు. అది మన మొదటి ప్రకరణాల్లోనే చాలా విశేషంగా గత ఏడాది చెప్పుకున్నాం. ప్రపంచం అంటే నా శరీరంతో సహా సమస్తము ప్రపంచమే. ఇదంతా భోగ్యం. అంటే మన శరీరాన్ని కూడా మనం భోగ్యంగా అనుభవిస్తున్నాం. శరీరంతో అనుభవిస్తున్నాం, శరీరాన్ని అనుభవిస్తున్నాం. అవునా లేదా? కనుక భోగ్యమైనదంతే ప్రపంచం. భోక్త ఎవడు? అదే కదా పెద్ద చర్చ. మరి భోక్త భోగ్య భేదములు ప్రపంచంలో కనబడుతున్నాయి కదా. ఎవడికి వాడే ఒక భోక్త, వాడికి ఒక భోగ్యం. ఇలా కనబడుతుంది కదా జగత్తు. మరి ఇది భేదం కనబడుతూ ఉంటే నువ్వు అభేదమని ఎలా అంటావు అంటే, భేదం అనేది కార్య జగత్తులో ఉంటూ ఉండయ్యా, అభేదం అనేది కారణదృష్ట్యా మేము చెప్తున్నాం. చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవట్లేదు కానీ ఆయన చాలా తేటగా చెప్తున్నాడు. అది ఎలాగో అంటే, సముద్రాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు తరంగ ఫేన భేదేపి సముద్రే భేద ఉచ్యతే భోక్తృభోగ్య విభేదేపి బ్రహ్మాద్వైతం తథాస్తు తత్. అంతే, అందమైనటువంటి సూత్రంతో చక్కగా ముగించాడు. దీని అర్థం ఏమిటి అంటే, సముద్రంలో మనం ఒక సముద్రం అన్నాం, కానీ దానిలో ఎన్ని కనబడుతున్నాయి? ఫేన, బుద్భుద, తరంగ, మూడు ఉన్నాయట. ఫేనము అంటే నురగలు, బుద్భుదము అంటే బుడగలు, ఇక తరంగ, ఈ మూడు కనబడుతున్నాయి. ఈ మూడు కనబడుతున్నాయా లేదా సముద్రం చూస్తున్నంతసేపు? ఇవి భేదములు అవునా కదా? ఎందుకంటే తరంగంలాగా ఫేనము లేదు, ఫేనములాగా బుద్బుదము లేదు. వేటికవి విడివిడిగా కనబడుతున్నాయి, వేటికవి విడివిడిగా కనబడుతున్నాయి. కానీ సముద్రం అనబడే జలము వీటి యందు కారణంగా కలిసిందా లేదా? అక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫేనమునందు కానీ వీటన్నింటిలో సముద్రం అనే జలము తప్ప ఇంకేదైనా భిన్న పదార్థం ఉందా? గట్టిగా ఆలోచిస్తే ఏదైతే సముద్రమునందు జలముగా ఉన్నదో ఆ జలమే ఈ మూడు రూపములుగా కనబడుతూ ఉన్నప్పుడు, మీరు విడివిడిగా వీటిని చూస్తున్నప్పుడు కెరటములు, బుద్భుదములు, నొరగలు అని అంటారా, సముద్రం చూస్తున్నాను అంటారా? కనుకనే భేదముగా కనబడుతున్నప్పటికీ కారణరీత్యా అభేదాన్ని చూడడం అనేది మనకి లోక దృష్టాంతంలోనే కనబడుతుంది కదా. కనుక భేదభేదముగా ఉపాధులు లేవు మేము అనట్లేదు. వీరి యొక్క జగన్మిథ్యావాదాన్ని చాలామంది అర్థం చేసుకోలేకేమనుకుంటారు, జగత్తు లేదు లేదు లేదు అని కాదు, ఇది ఈ జగత్తులో బ్రహ్మము తప్ప మరేదీ లేదు అని చెప్పడం. అది ఇక్కడ ఉద్దేశం, మరేమీ లేదు బ్రహ్మము తప్ప, మరేమీ లేదు బ్రహ్మము తప్ప. వేరేగా చూస్తే మిథ్య, బ్రహ్మముని దర్శించగలిగితే సత్యం, ఆ సత్యం దర్శించక మిథ్య ఉండదు. అంత స్పష్టంగా ఉన్నది, మనం అవగాహన చేసుకోవడంలే. అందుకే అటు తర్వాత శంకరులు తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని సూత్రంలో చెప్తున్నారు. దీని ఆరంభణాధికరణం అంటారు. తదన్య అనన్యత్వము అంటే బ్రహ్మమునకు అన్యముగా లేదు, అనన్యత్వము తత్ అనన్యత్వము అనేది ఆరంభణము మొదటి శబ్దముల ద్వారా ఉపనిషత్తు చెప్తుంది. ఎక్కడ చెప్తుందో చూడండి ఇక్కడ. యథా సౌమ్యేకేన మృత్పిండేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాద్వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇదే సూత్రం నిన్ననో మొన్ననో లేదా నిన్న మొన్న కూడా విన్న జ్ఞాపకం ఉందిగా, నిన్న మొన్న కూడా విన్న జ్ఞాపకం ఉందా? ఏది మంత్రం, సూత్రం అంటే ఇవాళ విన్నాం. తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య. మళ్ళీ నిన్న మొన్న చెప్పింది, ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఇప్పుడున్న సూత్రము ఈ మంత్రాన్ని ఆధారం చేసుకుని వచ్చింది. ఈ మంత్రం ఛాందోగ్యంలో మనకు కనబడుతుంది, యథా సౌమ్యేకేన. దీని గురించి మనం చూపించేటప్పుడు వాస్తవంగా మట్టి రూపమే అయినటువంటిది క్రమంగా ఘటం, శరావం, ఉదంచనం అంటే మట్టి యొక్క వివిధ రూపము కుండ, బాణ, ఇత్యాది రూపములుగా వచ్చినప్పుడు అవి మట్టి చేతనే చేయబడ్డాయని తెలుస్తున్నది. మరి ఎక్కడ తేడా అంటే వాచారంభణం వికారో నామధేయం. ఇక్కడ వాచారంభణం అనే మాట తీసుకుని తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య, దానికి కార్యమైన జగత్తు, కారణమైన బ్రహ్మమునకు అనన్యము అనే మాట మేము ఈ ఆరంభణ శబ్దం ద్వారా చెప్పగలుగుతున్నాము అని దీని యొక్క అర్థం. ఆరంభణము, వాచారంభణం, వాచారంభణం అనే మాటకి అర్థం ఏంటంటే మాట మాత్రం చేతనే అని అర్థం. వాచారంభణం కేవలం మాట మాత్రం చేతనే వికారంకి పేరు ఇత్యాదులు కల్పించబడుతున్నాయి అంతే కదండి. ఇప్పుడు అవన్నీ కలిపి మట్టిగా కనబడుతూ ఉంటే మట్టి, అందులో సందేహం లేదు, అది బాణ అని కుండ అని మాట మాత్రం చేతనే భేదం అక్కడ కల్పించబడుతూ ఉన్నది. కానీ నిజానికి అనుస్యూతముగా వాటి యందు ఉన్నటువంటిది మొత్తం సచ్చిత్తత్వమే కదా, అది ఇక్కడ ప్రస్తావన చేయబడిన అంశం. అందుకే ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి ఇదం సర్వం యదయమాత్మా. ఈ మాటలన్నీ మళ్ళీ ఉపనిషత్ ప్రతిపాదన చెప్పారు. ఇక్కడ వరకు మనకి స్పష్టంగా వివరించినటువంటి అంశములు బ్రహ్మము, జగత్తు, కార్యకారణములు అని ప్రస్తావన చేస్తూ బ్రహ్మము తప్ప మరొకటి లేదు అని అన్నారు కదా. ఇప్పుడు వీటిని చక్కగా మేళవిస్తూ ఒక అద్భుతమైనటువంటి వాక్యములు రాస్తున్నారు. నిజానికి ఏది గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ పారాగ్రాఫ్ ఇది ఒక్కటి విడిగా లాక్కుని వచ్చి దీనిని ఒక్కటి మన్నం చేసుకుని బతుకు బాగుపడుతుందండి. శంకరులు అంటే ఏమిటో అర్థమవుతుంది ఆ మహానుభావుని. ఎందుకు మనం ఇలా అంటున్నామో, ఏదో ఒక వ్యక్తి మీద అభిమానం ఏర్పరచుకుని వాళ్ళ సిద్ధాంతాన్ని భుజాన మోసుకుని ప్రచారం చేసేటువంటి అభిమాన సంఘం కాదు ఇది. ఒక సత్యదర్శనం అనేది ఎంత అద్భుతంగా జరుగుతుందో ఇక్కడ పరిశీలించండి. నిజానికి ద్వైత విశిష్టాద్వైత అద్వైత అనే భిన్న భిన్న అభిప్రాయాలున్న వాళ్ళందరినీ కూడాను చక్కగా ఉదారమైన హృదయంతో ఎంత హాయిగా అర్థం చేసుకుని శంకరులు చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ అర్థం చేసుకుంటే చాలు. చాలామంది శంకరులు భాష్యం రచించే కూడా దానికి విరుద్ధంగా రాయగలిగారు అంటే అది వాళ్ళ మూర్ఖత్వమైనా అయి ఉండాలి, లేదా వారు తా పట్టిన కుందేటుకు మూడే కాలనే అజ్ఞానంలో బిగుసుకుపోయేనా ఉండాలి, శంకరులు చెప్పిన దాన్ని సావధానంగా చదవని వారైనా ఉండాలి. అంతే, ఇక్కడ కొంచెం ఓపిక కావాలండి. ఓపిక, ఎప్పుడైనా జ్ఞానం స్పష్టంగా తెలియాలంటే ఓపిక. ఓర్చి నమ్మక తేట నీరు అని ఒక సామెత ముందు, ఓర్చి నమ్మక తేట నీరు. అన్నీ మాకు మేడీజీ వచ్చేయాలని మోడర్న్ కల్చర్లో మనం పడిపోయి ప్రతిదీ సులభంగా వచ్చేయాలి, కష్టపడకుండా వచ్చేయాలి, నా డోర్ స్టెప్ దగ్గర రావాలి అనే ఒక స్వభావం ఏర్పడిపోయింది మన అందరిలో కూడా. అందుకే శాస్త్రాదులు కూడా మేడీజీ చేయాలని తాపత్రయపడుతున్నారు. అయితే వ్యాపార సంస్థలకైతే మనకు ఎదోలాగా అందించేయాలని అనిపిస్తుంది, కానీ జ్ఞానమూర్తులకు మాత్రం మనకేదోలా అందించేయాలని ఉండదు. మనం అందుకోవాల్సిందే, మనం కష్టపడి పట్టుకోవాల్సిందే. అందుకే మనకి వంకర తోవలు లేవు, మేడీజీలు లేవు, కష్టపడవలసిందే. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శంకరులు చెప్తున్నటువంటి అద్భుతమైన వాక్య భావధార ఉన్నదే, చాలా విశేషంగా చెప్పాడు. అయితే అద్వైతులనైతే ఎవరైతే చెప్పుకుంటున్నారో వారందరూ కూడాను ఏదో ఉపాసనల్ని భగవంతుణ్ణి వీటన్ని నిరాకరించారని. అందుకు మనం అనుకునే నామరూపాత్మకమైన భగవద్ రూపములు కానీ భగవల్లోకములు కానీ వీటన్నిటిని నిరాకరించేశారని అందుకు వాళ్ళ మీద ఒక కోపం. రెండు, జగన్మిథ్యావాదం కూడా జీర్ణించుకోలేని విషయం. ఈ రెండు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శంకరులు ఆ మాటకు వస్తే ఆ మహానుభావుడు మాత్రం దేవతలను ఆరాధించలేదా? మొత్తం వెతకండి బ్రహ్మసూత్ర భాష్యంలో ఎక్కడైనా ఉపాసనని కానీ సత్కర్మల్ని కానీ నిందించిన విషయం కనబడుతుందా? లేదు. ఇంకొక మాట, అద్వైతం సిద్ధాంతం తెలిసిన పండితులు కొద్దిమంది ఉన్నారు. అద్వైతం సిద్ధాంతం తెలిసిన పండితులు కొంతమంది ఉన్నారు. అద్వైతం మీద అభిమానం ఉన్న ఆత్మీయులు కొంతమంది ఉంటారు. అద్వైత సిద్ధి పొందిన వారు మాత్రం కోటికొక్కడు దొరకడం కూడా కష్టం. ఇది ఒప్పుకోవలసింది. అందుకే ఉన్నవారు ఎవరయ్యా అంటే 99% ద్వైతమే, ద్వైతులే, భిన్నవాదులు. ద్వైతులు అంటే మరేం మళ్ళీ అదో మతం పట్టుకొచ్చి మమ్మల్ని అంటావా అని అన్నది. ఇక్కడ భిన్నవాదులు, భిన్నవాదులు ఉంటూ ఉంటారు కబుర్లకేం. కనుక సిద్ధాంతం పట్టుకుని రాద్ధాంతం చేసేవాళ్ళు నాది అద్వైతం, నాది విశిష్టాద్వైతని. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట దేనికైనా వర్తిస్తుంది. ఉపాసనలో మాత్రం సమగ్ర ఉపాసన చేసి సిద్ధి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కావాలంటే ఫలానావాడు శ్రీ విద్యోపాసకుడు అండి అంటే ఇంతమంది గ్రూప్ తయారవచ్చు, లేదా ఫలానావాడు ఆంజనేయోపాసకులు అంటే 1000 మంది రావచ్చు. కానీ నిజంగా ఉపాసన పద్ధతి ప్రకారంగా సిద్ధి పొందినటువంటి వాడు వాళ్ళు కూడా కోట్ల మంది కూడా కష్టమే. కబుర్లు ఆడుకునే వాళ్ళు 1000 మంది ఉంటారు, నిజంగా సాధన చేసిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలసిన వాళ్ళే ఉంటారు. ఇది ఎప్పుడైనా తెలుసుకోండి, ఉన్న సత్యం అర్థం చేసుకోండి ఇక్కడ. కనుకనే దేవుడి గురించి కబుర్లాడేవాళ్ళు, మేము ఎలాగూ రిటైర్ అయిపోయాం కనుక కాలక్షేపం కోసం క్షేత్రాలు తిరుగుతాం, పురాణాలు వింటాం, వీళ్ళందరూ కూడా కపటులు ఈ మాట చెప్తున్నామని అనుకోవద్దు. ఏం చేశారు ఇంతకాలం ఓడబడిచారు? ఇప్పుడు సత్యం సత్యంగా జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం చెప్తున్నాం ఇక్కడ? కపటం ఇదంతా కూడా. నిజంగా పోనీ కపటం, అప్పటికైనా సరే నిజంగా తృష్ణతో వచ్చామా, తపనతో వచ్చామా? అందుకే మా పూజలు పునస్కారాలు వాటిలో కూడా ఒక పరిపూర్ణత సాధించడం మహాకష్టం. అంత తేలుకనుకుంటారా అద్వైత సిద్ధి అనేది? ఆ మాటకొస్తే ఒక సత్కర్మని చిత్తశుద్ధితో చేసి నరకాల్లో పడకుండా ఉండేటువంటి యోగం ఉన్నవాళ్ళు కూడా తక్కువ ఉన్నమాట. వాళ్లే తక్కువ. స్వర్గాది లోకాలకి వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళ సంఖ్యే తక్కువ. ఇక్కడ తర్వాత సగుణ బ్రహ్మోపాసనతో ఆ పరమాత్మను ప్రేమగా ఉపాసించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? భాగవతం వినేవాళ్ళు 100,000 ఉండొచ్చు, కానీ భాగవతులు మాత్రం తక్కువ మంది ఉంటారు ఇక్కడ. కనుకనే ఇక్కడ ఈ విషయం వచ్చినప్పుడు కొంచెం నిర్మోహమాటంగా అసలు సత్యం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు చిత్రిక పట్టడం జరుగుతుంది. అన్నీ జరుగుతాయి. మీలో ఒకడిగానే ఉంటూ ఇక్కడ విషయాన్ని, ఇక్కడ శంకరులు వాడిన మాటలున్నాయే, అది ఆలోచనాపరుణ్ణి అద్భుతంగా కుదిపి కదిపి ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి అద్భుత విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు పూర్వపక్షులు అంటున్నారు, అయ్యా మీరు అభేదవాదం చెప్పారు కదా, మరి పరమాత్మకి ప్రపంచానికి ఏం భేదం, ఉన్నదంతా పరమాత్మే అన్నప్పుడు సర్వశాస్త్రంలో అబద్ధమైపోతున్నాయి అన్నాడు. ఇక్కడ విధి ఏమిటి, నిషేధం ఏమిటి, ఇంకా ఇది చెయ్యు ఇది చెయ్యకు అది ఎప్పుడు వస్తుందండి? జగత్తు సత్యం అనుకున్నప్పుడే కదా ఈ జగత్తులో ఇది చెయ్యకూడనిది ఇది చెయ్యవలసినది అని, చెయ్యవలసిన కర్మ చేయడం, చెయ్యకూడనిది విడిచిపెట్టడం అనే కర్మ వస్తున్నది. అలాగే శాస్త్రవాక్యములు వినడము, ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని నేర్చుకోవడము, ఇవన్నీ భేదవాదం ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ అభేదంలో సాధ్యం కావట్లేదు కదా. అందుకే విధి ప్రషేధ శాస్త్రమపి భేదాపేక్షత్వాత్ తదభావే వ్యాహన్యేత అన్నాడు ఇక్కడ. అంటే విధి ప్రతిషేధ శాస్త్రము అంటే విధి శాస్త్రము, నిషేధ శాస్త్రము, ధర్మశాస్త్రం ఇదే. ఇది చెయ్యు ఇది చెయ్యకు అని చెప్తుంటుంది. ఇవి అభేదవాదం కానీ ఉంటే దెబ్బతినేస్తాయి. కనుక ఆ శాస్త్రములన్నీ ఏమవుతాయి? ఆఖరికి మీరు మాట్లాడే మోక్ష శాస్త్రం కూడా అభేదవాదం చెప్తే నిలవదు కదా అన్నాడు ఇక్కడ. ఎలా నిలవదు? గురువును ఆశ్రయించి అతను చెప్పిన వాక్యం, వేదాంత వాక్యం విని నువ్వు సాధన చేయంటే గురువు శిష్యుడు, వినేవాడు చెప్పేవాడు, భేదం వచ్చిందా లేదా? మరి ఇలాంటి భేదములు ఉంచుకుంటూ మీరు అభేదమని మాట్లాడతారా అంటే సరిగ్గా మీరు అర్థం చేసుకోలేదండి మేము చెప్తున్న మాట. అభేదం అనే మాట ఎక్కడ వాడాలి? బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే మాట ఎక్కడ వాడాలి? అది వ్యవహారంలోకి తెచ్చుకోమని చెప్పట్లేదు, ఎక్కడే వాడాలి. అందుకే అత్ర ఉచ్యతే నేను చెప్తున్నా నా ఏష దోష, మేము చెప్పిన దానివల్ల మీరు చెప్పిన దానికి ఏమీ దోషం లేదు. సర్వవ్యవహారాణమేవ ప్రాక్ బ్రహ్మత్మతా విజ్ఞానాత్ సత్యత్వోపపత్తేహే. చాలా చక్కటి మాట అంటున్నారు ఇక్కడ. సర్వవ్యవహారాణమేవ ప్రాగ్ బ్రహ్మాత్మత విజ్ఞానాత్ సత్యత్వోపపత్తేహే స్వప్న వ్యవహారవస్యేవ ప్రాక్ ప్రబోధాత్ యావద్ధి న సత్యాత్మైకత్వ ప్రతిపత్తిస్తావత్ ప్రమాణ ప్రమేయ ఫలలక్షణేషు వికారేష్వ అనృతత్వ బుద్ధి న కస్యజిత్ ఉత్పత్తి. చాలా గట్టిగా అంటున్నాడు ఇక్కడ. ఏమనంటే మీరు చెప్పినటువంటి విధి నిషేధ శాస్త్రము, ఈ భేదము, ఇవన్నీ కూడా అన్ని శాస్త్రాలకి వర్తిస్తాయి. మోక్షశాస్త్రానికైనా ధర్మశాస్త్రానికైనా ఇవన్నీ కూడా వ్యవహారమునందే. మరి అభేదం ఎక్కడయ్యా అంటే బ్రహ్మజ్ఞానము లభించే వరకు. గట్టి మాట అన్నాడు ఇక్కడ. బ్రహ్మాత్మత విజ్ఞానాత్ బ్రహ్మము యొక్క యథార్థ స్వరూపము తెలిసే వరకు సర్వ వ్యవహారములు స్వీకార్యములే, సర్వ వ్యవహారములు స్వీకరించవలసినదే. ఇది ఒకటే గట్టి మాట చెప్పాడు ఇక్కడ. అది తెలిసే వరకు, ఎంతవరకైతే నేను ఈ ప్రపంచము వీటిని నియమించేవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి మనకు అధ్యాస ఉన్నదో, వ్యవహారంలో అధ్యాస ఉంటుంది, అది ఉన్నంత కాలము అన్ని వ్యవహారములు స్వీకార్యములే. అప్పుడు ధర్మశాస్త్రము, విధి శాస్త్రము, నిషేధ శాస్త్రము, మోక్షశాస్త్రము అన్ని స్వీకార్యములే అన్నాడు. ఎందుకంటే కలకంటున్నంతసేపు తిరిగి మెలకువ వచ్చే వరకు, కల ఎంత సత్యమో బ్రహ్మజ్ఞానం లభించే వరకు జగత్తంత సత్యం అన్నాడు. ఎంత అద్భుతమైన ప్రతిపాదన అంటే మళ్ళీ ఎక్కడ తను తాను చెప్పదలుచుకున్న సిద్ధాంతం నుంచి జారిపోలేచ్చు మహానుభావుడు. ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, కల ఎంత సత్యమో ప్రపంచం అంత సత్యమేనండి అనడంలో జగత్ మిథ్యే. ఆ మాట ఎందుకు కోపం వస్తుంది? కలకంటున్నంతసేపు మనకిది కల, ఇది అసత్యము అనిపించదు స్పష్టంగా. కల మెలకు వచ్చిందా, అబ్బో కలగన్నానండి అంటాడు ఇక్కడ. అది ఇక్కడ ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చూపించాడు. అందుకే తస్మాత్ ప్రాగ్ బ్రహ్మాత్మత ప్రతిపాదాదు ఉపమన్న సర్వలౌకికో వైదికశ్చ వ్యవహార. ఈ మాట అంతేగాని మేము అద్వైతులం అండి అని చెప్పి ధర్మాధర్మాలన్నీ విడిచిపెట్టేసి మంచి రుచికరమైన కూర, రుచి లేని కూర, అక్కడ మాత్రం కోపం వస్తుంది. విడిచిపెట్టేయడానికి పనికొచ్చింది ఏమిటి అంటే ధర్మములు. అలాంటి వాళ్ళందరికీ గట్టి బోధ మాత్రం ఇక్కడ చేశారు శంకరులు. అందుకే మనం అద్వైతం విన్నంత మాత్రమున మన సంప్రదాయములు, మన సదాచారములు, మనం చేసే భక్తి ఇవన్నీ వెంటనే విడిచిపెట్టేయాలి అని నిర్ణయించుకునే అవసరం లేదు. అది కలిగే వరకు వ్యవహారంలో ఉన్నవన్నీ చేయవలసిందే. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. వ్యవహారంలో ఈ కర్మలంపటాలు అలా పెంచుకుంటూ పోతూ ఉంటే అసలు విచారణకి అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? దానికి గట్టి మార్గం ఇక్కడ చెప్పకపోయినా ఇతరత్ర శంకరులే చెప్పారు. దానికి పూర్వం మా గురువుగారు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చెప్పాడు భగవద్గీతలో. ఏమనంటే బాబు తప్పదు, వ్యవహారం ఉన్నంతసేపు ఇవన్నీ తప్పదు. ఇంత బ్రహ్మసూత్రాలు విని రేపు మళ్ళీ రేపేమిటి ఆఫ్టర్ 8:00 or 8:30 ఇంటికి వెళ్ళి కాపురాలు సంసారాలు తిండి భోజనాలు చేయని వాడు ఎవడో చెప్పండి. ఇక్కడ మళ్ళీ మనం అక్కడ నువ్వు నేనైనా భేదం ఉంటూ ఉంటుంది. తప్పదు, అది అది ఉన్నంతకాలం కూడాను ఉండాలి. అందుకే ధర్మము సాధన నీకు విధ్యుక్తమైనది. ఎందుకంటే నువ్వు దేని దేనిగా అనుకుంటూ ఉన్నావో దానికి విధింపబడేటువంటి శాస్త్రములు ఆచరించవలసినదే అది. అయితే అవి పెంచుకుంటూ ఉంటే అలా చెప్పారు కనుక నేను ఇవాళ బయలుదేరి పొద్దుట్టి మళ్ళీ ఎలాగూ ఖాళీగా ఉన్నాను కనుక కొత్త ఉద్యోగంలో చేరానండి, వ్యవహారం అంతా చూసుకోమన్నారని ఇంకేం లాభం? అందుకే అక్కడ ఏమిటంటే నీ జ్ఞాన సాధనకు దెబ్బతీయనంత వరకు మాత్రమే వ్యవహారం పెట్టుకో. నిజంగా అది కావాలంటే, ఏది అది కావాలంటే, ఆ దాని గురించి మాకు గొడవ లేదు, అసలు గొడవే లేదు. అది కావాలి అనుకుంటే దానికి విరోధము కానీ, ఒక ఆయన అన్నాడు ఖాళీగా ఉంటే పిచ్చకపోతుంది అందుకు ఏదో పని పెట్టు. ఏ పని ఎందుకు? ఈ బ్రహ్మ విచారణ పెట్టుకో, ఇది పని కాదా? ఇప్పటికే జీవితం చాలా వేస్టే, ఇది ఎప్పుడు వస్తుంది అని ఇక్కడ వివరించాడు. అయితే స్వప్నం అసత్యం ఎలాగో, ఇది ఎలాగవుతుందా అని ఒక్కడ మాటకు వచ్చినప్పుడు అంతేనాయనా, ఇంకా తర్వాత విచారణ వస్తుందిలేండి. అదంతా ప్రస్తుతానికి మాత్రం మనం గ్రహించవలసినది, మెలకు వచ్చే వరకు స్వప్నం ఎంతవరకు సత్యమో, బ్రహ్మజ్ఞానం కలిగే వరకు ప్రపంచం అంతే సత్యం, ఈ వ్యవహారం సత్యము. ఇది మొట్టమొదటి శ్లోకంలోనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరోద్భూతం యథా నిద్రయా ఏ సాక్షాత్కురితే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమీదం. మొదటి శ్లోకంలోనే పెట్టేశాడు. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే చాలా మహిమటండి, గొప్ప మహిమే. చదివితే కంటే అర్థం చేసుకుంటే అసలు మహిమ. అందుకే దీన్ని బాగా శ్రవణం చేయండి, మననం చేయండి, బాగుపడిపోతారని చెప్పాడు. మొత్తం తీసుకొచ్చి 10 శ్లోకాలు పెట్టేశాడు ఆయన. అదే తాపత్రయం అండి. ఇంత వేదాంతం తీసుకొస్తాడు, ఒక్క శ్లోకంలో పెడతాడు, 10 శ్లోకాల్లో పెడతాడు, 1000 శ్లోకాల్లో పెడతాడు. ఎవడి సరదా వాడిది. కొందరికి ఒక్క పేపర్లో చదివితే తృప్తి ఉండదు, అంత వాల్యూమ్ అక్కడ పెట్టుకుని చూసుకుంటుంటే తృప్తి. అవునా అయితే రాస్తా వాల్యూమ్ అంటాడు. ఈ శంకరులు ఎంత బాగా మనల్ని అనుగ్రహించారంటే, మనపై అంత దయ చూపించిన వాళ్ళు శంకరునికి పూర్వం ఒక్క వ్యాసుడు కనబడతాడు, తర్వాత మళ్ళీ శంకరులే కనబడతారండి. అంత అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమా భగత్పాద శంకరం లోకశంకరం ఎంత అద్భుతంగా వివరించి చూపించారు. అయితే ఇక్కడ ప్రసంగవశాత్తు వచ్చింది కనుక ఒక మాట చెప్తున్నాను అన్నాడు. ప్రకరణ సందర్భం కాదు కానీ ప్రసంగవశాత్తు ఎక్కడా కూడా పక్కకెళ్ళరండి శంకరులు. కానీ నాటుకోవాలి అంటే అవసరమైతే తాను చెప్పదలుచుకున్న సత్యానికి ఆ ప్రకరణంలో సంబంధం లేకపోయినా చెప్తాడు. అందుకే ఎంత చక్కగా విషయం చెప్తున్నాడంటే, ఇక్కడ తదవగత హి సత్యమేవ ఫలం. ఇక్కడ నేను ప్రసంగవశాత్తు ఒక మాట చెప్తున్నాను, అదేమిటి అంటే స్వప్నము మిథ్య అని అంటూ ఉంటే మరి లోకంలో మనకు కొన్ని కొన్ని మాటలు కనబడుతుంటాయి. స్వప్నంలో కనబడినవి కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎవరైనా ఏవైనా ఒక సత్కర్మో లేదా ఏదైనా జరగాలి అని ఒక కర్మ చేశారనుకోండి, శాస్త్రం చెప్పిన కర్మ, ఆ కర్మ ఫలిస్తుందా లేదా అని చెప్పడానికి ఒక స్వప్నంలో దృష్టాంతం రావచ్చుట. ఇది ఛాందోగ్యోపనిషత్తుల మంత్రం అండి, నేను ఎక్కడో స్వప్న శాస్త్రం మళ్ళీ తేవట్లేదు. వేదాంత శాస్త్రం చెప్తున్నాడు, వేదాంత శాస్త్రం గురించి మాట్లాడాలి తెలుసు కదా. నన్ని శాస్త్రాలు చెప్తే అదుకు దోషం, అది అతి విస్తారం, అది తప్పదు. యదా కర్మసు కామ్యేషు స్త్రియం స్వప్నేషు పశ్యతి సమృద్ధిం తత్ర జానీయాత్ తస్మిన్ స్వప్న నిదర్శనే అన్నాడు. ఇక్కడ ఏమైనా కార్యాలు చేస్తున్నప్పుట అది ఫలిస్తుందా లేదా అంటే ఒక స్వప్నంలో కానీ ఒక స్త్రీమూర్తి దర్శనమిస్తే తప్పకుండా కార్యం ఫలిస్తుందని సూచన. ఇది ఒకటి స్వప్నశాస్త్రంలో చెప్తున్న విషయం. అదేవిధంగా ఎవరైనా నల్లని దంతాలతో నల్లగా ఉన్నవాడు కనబడితే అలాంటి వాడి చేతులు నీకు మరణం తథ్యం అని, అలాగని పడుకునే ముందు భయపడుతూ పడుకోవద్దు వాడు వస్తాడేమోనని. అంటే స్వప్నంలో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రెండూ చెప్పాలి, అందుకే అన్ని రకాలు చెప్పారు. ప్రత్యక్షంలో కూడా కొన్ని కొన్ని సూచనలు అందుతూ ఉంటాయట. అవి ప్రత్యక్షంలో ఎవరైనా అరిష్టం ఏమైనా కొన్ని అరిష్టాలు వచ్చినప్పుడు వీడు చిరకాలం ఉండడు అనే సూచనలు వస్తుంటాయి. ప్రత్యక్షంలోనూ కనబడితే స్వప్నంలోనూ కనబడతాయి. కనుక స్వప్నం అసత్యమైనప్పుడు ఆ కలిగిన సూచనలు ఫలితాలు ఇస్తాయని చెప్పడంలో ఇదేమిటంటే ఇక్కడ రెండూ ఒకలాంటివి. కానీ ఫలితాలు ఇస్తాయని సూచన సత్యం కావచ్చు, కానీ అక్కడ కనబడిన స్త్రీ కానీ ఆ నల్లని దంతాలు వాడు కానీ సత్యమా అన్నాడు. ఇక్కడ చాలా గొప్పగా చెప్పాడు, సత్యం కాదు వాడికి నిజంగా ఉన్నాడు అక్కడ నల్లని దంతాలు వాడు కానీ. కనుకనే స్వప్నం సత్యమని చెప్పడానికి లేదు, సూచన ఏదో ఒక రూపంలో రావచ్చు, అది కల్పించినటువంటి లోపల చైతన్య శక్తి చేత, అది వేరే విషయం. స్వప్నంలో ఘట్టములు ఘటనలు వాటి గురించి అయితే ఇక్కడ చెప్పవలసింది స్వప్నం అసత్యమే కానీ సూచనలు మాత్రం సత్యం. అంతేకాదు స్వప్నం అసత్యమైనా మరొక సత్యం అందులో ఉందిట, అది అంత అద్భుతంగా చెప్తున్నారు శంకరాచార్యులు. స్వప్నం నుంచి వెలికి వచ్చాడు, వెలికి వచ్చిన తర్వాత నేను కలలో ఇవాళ నల్లదంతాల వాడిని చూశానండి, లేకపోతే ఒక ముత్తైదేవుని కళ్ళలో చూశానండి అన్నాడు. అంటే ఇప్పుడు స్వప్నం సత్యమా కాదా? స్వప్నం అసత్యమే కానీ నేను అక్కడ చూశాను అని సాక్షిగా ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది సత్యం. ఆ జ్ఞానం వైపు వెళ్ళి అక్కడ చూపిస్తున్నారు అక్కడ. కనుకనే స్వప్నములోనూ జాగ్రత్తలోనూ జ్ఞానం అనే విషయం గురించి అక్కడ ప్రస్తావన చేశారు. ఇంకొకటి, ఈ స్వప్నం ద్వారా నువ్వు గ్రహించవలసింది అసలైన జ్ఞానం ఉంది ఒకటి చెప్పు అన్నాడు. అందుకే పద్మపురాణంలో మాట ఉంది, మనకు జ్ఞానం కలిగించడం కోసం భగవానుడు విశ్వంలో స్వప్న వ్యవస్థ పెట్టాడు. మనం ఆలోచించాం, ప్రపంచం అంతా పాఠం నేర్పుతుందండి, మనం నేర్చుకోవాలనుకోవట్లేదు. అందుకు ఒకప్పుడు చెప్పాం జగద్గురువు అంటే జగతి గురువు కాదయ్యా, జగత్తే గురువు అని చెప్పాం. ఇక్కడ పాఠం నేర్చుకునే సంస్కారం మనకుంటే జగద్రూపంలో భగవానుడు చెప్తూ ఉంటాడు. మనం నేర్చుకునే మన శిష్యులుగా బతకదలుచుకోవట్లేదు, తొందరగా గురువులైపోవాలనుకుంటున్నాం, అది వచ్చింది బాధ. 10 పుస్తకాలు చదివితే వాడు గురువు అయిపోతాడు, అది కూడా బాధ. మంచి శిష్యుడిగా ఉంటే ప్రపంచమే గురువు అవుతుంది, అసలు మంచి శిష్యుడిగా బతకడంలో ఉన్న హాయి అబ్బా అది వేరేలేండి, అది కావాల్సింది. ఆ మంచి శిష్యుడిగా బతికితే ఆ జగద్గురువే జగద్రూపంలో, ఎందుకంటే ఆయన శరీరం అదేగా జగత్తేగా ఆయన శరీరం, తద్రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడు. అది స్వప్నంతా ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ చెప్తున్నా. ఏతేన స్వప్రదుసోవగత్య బాధనైన దేహమాత్రాత్మవాదో దూషితో వేదితవ్య. ఎంత అందమైన మాట అంటున్నారండి ఆయన. స్వప్నంలో ఒకడు చూడు, ఫలానా విషయాన్ని నేను చూశాను అని మెలకుగా వచ్చి చెప్తూ ఉన్నావు, అక్కడ పులి మీద పడి కరిచిందనో పాము కాటు వేసిందనో లేదా పూల పాన్పు మీద పడుకున్నానో ఇవన్నీ కళ్ళో వచ్చాయి, మెలక వచ్చాక నేను అవన్నీ చూశాను, ఆ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధపడ్డాను ఇది కళ్ళో, ఇప్పుడు తలుచుకుని చెప్తున్నాడు అదంత. అయితే ఇక్కడ నువ్వు గమనించవలసింది ఆ ముళ్ళు గుచ్చుకున్నది, ఆ పూల పాన్పు మీద పడుకున్నది, ఆ పాము కరిచినది, పులి మీద పడ్డ అనుభవం ఎవరికి వచ్చింది? నాకు వచ్చిందండి. నీకు దేనికి వచ్చింది? అక్కడ వేశారు ప్రశ్న, దేనికి వచ్చింది అక్కడ అనుభవం అన్నారు. ఒక్క వాక్యంలో ఎంత ఆలోచన పెట్టాడండి, దేనికి వచ్చింది? నా శరీరానికి. శరీరానిక దానికి పాము కాటు లేదు, పూల పాన్పు లేదు, అది అలాగే ఉన్నది, మరి దేనికి వచ్చింది? నాకు. అప్పుడు చూడు, నాకు అని దేన్ని ఉద్దేశించి అంటున్నావు? దేహం కంటే విలక్షణమైన ఒక నేనున్నానని నీకు దాని ద్వారా తెలిసిందా లేదా? అది ఇక్కడ ప్రశ్న వేశారు. ఇక్కడ దేహం కంటే విలక్షణమైన నేనేదో ఒకటి ఉంది కదా, అది తెలుసుకుని ప్రయత్నించాయి ఇక్కడ. అందుకే ఆ స్వప్నము ద్వారా నీకు దేహమాత్రాత్మవాదో దూషిత ఇది వేదితవ్యహ, ఎంత దేహమే నేననుకునేటువంటి చెత్త అభిప్రాయం, అది చెత్త, ఎంత అసహ్యకరమైన అభిప్రాయం అండి. పశుత్వం అంటే ఏంటో చెప్పనా అంటోంది శాస్త్రం. పశుత్వం అంటే దేహం నేననుకోవడం, ఇంకోటేమీ లేదు పశుత్వం. ఎప్పుడు అది కానివాడెవడో చూడండి ఇక్కడ. అందుకే వేదాంత శాస్త్రాలు చెప్పినప్పటికీ కూడా దేహాత్మభ్రాంతి ఉన్నంతకాలం పశువుల కంటే తేడా ఏమీ లేదని శంకరులే చెప్పారు, పశువాదిభిగా విశేషాత్ అనుకున్నమాట. కనుక దేహాత్మభ్రాంతియే పశుత్వం. అందుకే గజేంద్రుడు అంత మొరబెట్టి తొండం పెట్టేశాడంటే దేహాత్మభ్రాంతే, అది తొలగించడమే గజేంద్ర మోక్షం. ఎంత అయిపోయింది మొత్తం అక్కడ. ఏంటో ఇవాళ గజేంద్ర మోక్షం మొదటి నుంచి పట్టుకుంది, అది ఏమిటో విష్ణు అనుగ్రహం అనమాట. మొత్తానికి స్వప్నము ద్వారా ఎలా ఆలోచించాలో వివరించాడు. కనుకనే తత్వమసి అహం బ్రహ్మాస్మి లాంటి పారమార్థిక దశలోనే నేను అభేదమని చెప్పానే కానీ వ్యవహార దశలో భేదమంతా గ్రాహ్యమే అది ఇక్కడ వివరించడం స్పష్టమైంది. అయితే పారమార్థిక దశలో అంతా సత్యమని నేను చెప్పాను కాదు అయ్యా, వేదం చెప్పింది, గురువుగారు చెప్పారు. గురువుగారు నేను ఎక్కడన్నా కృష్ణ పరమాత్మ లేదా శంకరులు లేదా వ్యాసుడు అంతే. ఎక్కడ చెప్పింది అంటే నేను చెప్తున్నా విను, ఉపనిషత్తుల్లో ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానీతి స భూమా. ఈ భూమాది గారి ఛాందోగ్యంలో మంత్రం చెప్పుకున్నాం. దీని అర్థం ఏంటి? ఎక్కడైతే మరొకటి కనబడదో, మరొకటి లేదో, అది తప్ప మరేది లేదో, అది భూమా. మరి అది తప్ప మరేది లేదంటే అభేదస్థితే కదా. మరొకటి అది పరమార్థ దశ అంటారు దాన్ని, భేదం అనే దాన్ని వ్యవహార దశ అంటారు. ఉపనిషత్తు భేద సంబంధమైన వాక్యములు చెప్పింది వ్యవహార దశకు సంబంధించి, పరమార్థ అభేద వాక్యములు చెప్పింది పరమార్థ దశకు సంబంధించి. అందుకే పరమార్థావస్థాయాం సర్వవ్యవహార అభావం వదంతి వేదాంతాః సర్వే. కనుక వేదాంతము వేదాంతులు కూడా పరమార్థ దశలో మాత్రమే వ్యవహారముల యొక్క అభావాన్ని అంటే లేకపోవడాన్ని చెప్తున్నాయి. అందుకే మహానుభావులైన గీతాచార్యుల వారు చెప్తున్న మాట వినండి, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు సక న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే నాదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞేనానావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అని. అంటే ఆత్మ అయిన పరమాత్ముడికి కర్తృత్వం కానీ కర్మత్వం కానీ లేదు. అది ఇక్కడ కర్మఫల సంబంధాన్ని కూడా ఆయన సృజించడం లేదు, కేవలం అవిద్య చేత మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నది. స్వభావస్తు ప్రవర్తతే, సృష్టికి స్వభావం అవిద్య. దయచేసి మన లోకంలో ఉన్న పదాలకు అలవాటైపోయి దీన్ని చూడొద్దు. అది కూడా గత ఏడాది చెప్పాను, శాస్త్రశబ్దములు వేరు, లోకార్థములు వేరు. అవిద్య విద్య అంటే మూర్ఖత్వము తెలివితేటలను అర్థం తీసుకుని అవిద్య అనేసి సరే చాలామంది బాధపడతారు. అవిద్య అంటే ఏమిటో లేదు, పరమాత్మ స్ఫురించకుండా దేహాది జగత్తు స్ఫురిస్తున్నంత కాలం అవిద్య, ఇంకేమీ లేదు. వ్యవహారమే అవిద్య, పరమార్థమే విద్య. ఇది గ్రహించితే సరిపోతున్నది. కనుక వ్యవహార సంబంధమైన సర్వకర్మాధికములు అవిద్యలే, ఇంకా వివరించడానికి ఏమన్నది. కనుకనే స్వభావస్తు జగతి యొక్క నిర్వహణలో స్వభావం అది. నాదత్తే కశ్చిత్ పాపం, ప్రభువైన ఆత్మ ఎవరి పాపాన్ని పుణ్యాన్ని కూడా తీసుకోవడం లేదు. మరి అది ఎప్పుడు ఆయనగా ఆయన ఉన్నాడు, ఆయన్ని తెలుసుకోనివ్వకుండా జ్ఞానం అజ్ఞానం చేత ఆవరించబడింది. దానివల్ల ప్రాణులు మోహపడుతున్నారు. కనుక వ్యవహార జగత్తంతా మోహం వల్లే వచ్చింది, భ్రాంతి వల్లే వచ్చింది. కనుక భ్రాంతి మూలకమైన వ్యవహార జగత్తుని మిథ్యానికి మరేమంటారండి? పరమార్థత సత్యమే కదా. కనుక స్పష్టంగా అక్కడ గీతాచార్యుడు చెప్తున్నాడు, మనకి అనుభవానికి ఎంత వచ్చిందో పక్కన పెట్టి థీరీ ప్రకారంగా సత్యమవునా కదా. కనుకనే అద్వైతాన్ని ఒప్పుకుని గౌరవిస్తూ వారి సంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటే నీ లోపల అంతఃకరణం అద్వైతం సత్యమనే భావంలో నిర్ణయింపబడింది గనక అంతఃకరణలో పడిన ఆ సంస్కారం ఎప్పటికైనా నీకు అద్వైత సిద్ధినిస్తుంది. అది ఈ జన్మ కావచ్చు, వచ్చే జన్మ కావచ్చు. కనుకనే అద్వైతం అనే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మనం చేస్తున్న సాధనల్లోకి దాని కాంతిని ప్రసరింపజేస్తే క్రమంగా ఈ సాధనలన్నీ జ్ఞానమయములవుతాయి. అంతేగాని మాకు అది పట్టదండి అని కాదు, దానికి జ్ఞానాన్ని పొందడానికే మానవ జన్మ వచ్చింది, దీని అర్థం అది. అయితే వాడి వాడి శక్తియుక్తులు బట్టి ఎంత, ఎందుకంటే మనిషిగా పుట్టిన వాళ్ళు అందరూ అన్నం తింటారు, వారి వారి శక్తియుక్తులు బట్టి అరిగించుకునే వాడికి అరిగించుకున్నంత. కొందరు ముప్పూట్ల పచ్చకూరగాయలే, కొందరు ముప్పూట్ల మహాభోజనం. సిద్ధాంతం చేయకూడదు, ఎవడ అరుగుదల శక్తి వాడిదే అంతే. కనుక మనిషన్న పుట్టిన తర్వాత తిండి తినడం అనేది ఎవడి శక్తి కొద్దీ వాడు తింటున్నాడు ఎలాగో, మనిషి పుట్టిన తర్వాత ఎవడి శక్తి కొద్దీ వాడు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవలసిందే, ప్రయత్నించవలసిందే. లేకపోతే జన్మ వృధా, తిండి తినకపోతే అలా చేస్తామో, జ్ఞానం లేకపోతే అలా జన్మ పరంపరలో పడతాం. అంత గుర్తుపెట్టు. ఆత్మద్రోహి కరణ వివశో భూయ సాధపతామి. బ్రహ్మజ్ఞానం తెలియకుండా జీవితం గడిపేసేవాడికి ఆత్మఘ్నుడు అని పేరు పెట్టారు. ఆత్మద్రోహి, తనకు తానే ద్రోహం చేసుకుంటున్నాడు అంతే కదా. మరి తరించే అవకాశం లేకుండా ఇక్కడ కొంచెం ఆపి ఇది వివరించారు. కనుకనే వ్యవహార దశ ఉన్నంత వరకే ఈ ప్రపంచము, దీని పరమేశ్వరుడు శాసిస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. వ్యవహారంలో మనం ఉపాధులతో ఉన్నాం కనుక ఉపాధిగతమైన చైతన్యముగా ఈశ్వరుడు వీటన్నింటినీ శాసిస్తున్నాడు. పరమార్థ దశలో శాసించబడేవాడు లేదు, శాసించలేదు, ఏకత్వమే ఉన్నది. అందుకే అక్కడ ఏది లేదు ఒకటే ఉన్నది అనే ఉపనిషత్తు చెప్పినా, గీతాచార్యుడు చెప్పినా ఈ విషయాన్ని అంత అద్భుతంగా ప్రస్తావన చేశారు. ఇక్కడితో మనకి ఈ కార్యకారణవాదంలో ఉన్నటువంటి అంశములన్నీ స్పష్టమైపోయాయి కదా. ఇప్పుడు తర్వాత విషయంలోకి మనం ప్రవేశిస్తూ అద్భుతమైన అంశాన్ని గ్రహించబోతున్నాం. ఇక్కడి నుంచి మనం ఇతర శాస్త్రములను ఏ విధంగా సూత్రకారుడు తిరస్కరిస్తూ ఉన్నాడో మనం గమనించుతున్నాం. అంటే సాంఖ్యము ఇత్యాదులు అవిరోధాధ్యాయం కదా ఇది కనుక వాటిని. అయితే దాని గురించి నేను ఎక్కువ చెప్పను అనే విషయం మొన్నే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వెళ్లే ముందు ఈ మహానుభావుడు ఈ ఆరంభణాధికారణ కొనసాగింపులో అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఇతర శాస్త్ర నిరాకరణ కంటే ముందు కొంత ప్రస్తావన చేసి కార్యకారణవాదం మళ్ళీ చూపించి ఆ తర్వాత ఇతరములైనటువంటి దర్శనముల్లో ఉన్నటువంటి లోపములు వివరిస్తారు. ఈ కార్యకారణవాదంతో ఇక్కడ తాపలేదు, ఎందుకంటే తెలిస్తే మొత్తం మనకు స్పష్టంగా ఇదే తెలుసుకోవాల్సింది కనుక చాలా విస్తారంగా చెప్పారు. దాన్ని మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చక్కగా చేసుకుందాం. ఇందులో మీరు అసత్తు ఉన్నది సృష్టికి పూర్వం ఒక మాట అన్నారు. సత్స్వరూపుడైన పరమాత్మయే అన్నిటికీ కారణమని చెప్పిన మీరు అసత్తుందని ఎందుకు చెప్పారు? ఇక్కడ పట్టుకున్నారు. అసత్యపదేశాన్నేతి చేర్న ధర్మాంతరేణ వాక్యశేషాత్. ఇది ఈ సూత్రం. ఇదంతా కూడా మనం అనుకున్న ఆరంభణాధికరణంలోని విషయమేనండి. ఇక్కడ వివరిస్తున్నారు అసత్, దీనికి సంబంధించిన మంత్రం ఉపనిషత్తులు ఉంది. అంటే పూర్వపక్షిగాడు బాగా ఉపనిషత్తులు కూడా చదివాడు, అర్థం చేసుకోలేదంటే చదివే మాట్లాడుతున్నాడు. అసద్వా ఇదమగ్ర ఆసీత్ అనే మాట ఉన్నదండి. అసద్వా ఇదమగ్ర ఆసీత్, అగ్ర అంటే సృష్టికి పూర్వము అసత్తు ఉన్నది అని మీరు అంటున్నారు. అసత్ అంటే సత్తు అసత్తు, దీనికి శాస్త్రం పట్టుకుని చాలా గోల చేయొచ్చు కానీ ఇక్కడికి ఏది అవసరం అదే చూసుకుందాం. సత్ అంటే ఉన్నది, అసత్ అంటే లేనిది అంతే. ఇక్కడ కనుకనే సృష్టికి పూర్వం లేనిది ఉన్నది, లేనిది ఉన్నది, లేనిది ఉన్నది ఏమిటి అదే మాట. సృష్టికి పూర్వం ఏమీ లేదు అందాం కనుక అసత్ వ్యపదేశాత్. అసత్ అని చెప్పారు గనక సృష్టికి పూర్వం ఏమీ లేదని మీరే అంటున్నారు. ఈ మాట బౌద్ధులు అంటారు, అభావం నుంచే ఇదంతా కలిగింది అంటారు. మరి ఏమిటయ్యా మీకు వేదాంతికి తేడా, బౌద్ధానికి వేదాంతికి? మరి వాళ్ళని ఎందుకు అనవసరంగా మీరు అంటారు ఇక్కడ? కనుక అసత్తు ఉన్నది అంటే ప్రపంచము పరమాత్మ యందు ఉన్నది అన్నమాట, పోయిందిగా అక్కడ అసత్. అది మరి ఏమీ లేనిది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? మీరేమన్నారు సృష్టికి పూర్వము ఇది కారణావస్థలో ఉన్నది అని చూపిస్తున్న కార్యము పరమాత్మ యందు కారణావస్థలో ఉన్నది అని చెప్తూ ఇప్పుడు అసత్ అని మీ ఉపనిషత్తే చెప్తోంది కదంటే మీరు వాక్యం జాగ్రత్తగా చూడండి. వాక్యశేష చివరికి ఏం చెప్పాడు? తత్ సదాసీత్ అని అక్కడ పూర్తి చేశాడు. తత్ సత్ ఆసీత్, ఉన్నది సత్తే అన్నాడు. మరి అసత్తుని ముందుకెందుకు అన్నారు? కొంచెం అర్థం చేసుకోండి. అసత్ సత్ అంటే సృష్టికి పూర్వం పరమాత్మయందు ఈ సృష్టి అసత్తుగా ఉన్నది అంట అర్థం ఏంటంటే అవ్యాకృతముగా ఉన్నది. అవ్యాకృతం అనే శబ్దం వేదాంతం వాడుతుందండి. ఇది చాలా అసత్తు కాదు, అది అవ్యాకృతం, లేనిది కాదు, వ్యక్తము కానిది. ఇది అవ్యాకృతం అంటే వ్యక్తము కానిది, అన్మానిఫెస్టెడ్ ఫార్మ్. ఇంకా చెప్పాలి అంటే వ్యక్తీకరణ పొందని స్థితిగా ఉన్నది తప్ప లేదనడానికి లేదు ఇది అనమాట. ఎందుకు ఆ మాట గట్టిగా చెప్పగలంటే సత్తాసీత్ అని చెప్పాడు కానీ అక్కడ అసత్ శబ్దానికి ఇది అర్థం. అంటే సృష్టికి పూర్వం ఆయనలో ఉన్నది, తర్వాత సృష్టి వెళ్ళినప్పుడు ఆయన వాటన్నింటిలో ఉన్నాడు ఇక్కడ కనుక ఆయన వాటన్నింటిలో ఉన్నాడు. అది కదా తెలుసుకోమని చెప్తున్నాడు. ఎలాగంటే పటవచ్చ, ఇది సూత్రం. పటవచ్చ, పటవత్, పటం అంటే వస్త్రం అండి, మరేంటో లేదు. పటవచ్చ అంటే వస్త్రము వలె అన్నాడు. ఇది ఒకటి ఉదాహరణకి వస్త్రాన్ని మడత పెట్టాం, వస్త్రం లోపల అద్భుతమైన డిజైన్స్, కలర్స్, పువ్వులు అన్నీ ఉన్నాయి. దాన్ని బాగా ఎంత చక్కగా చిన్న ఆ మధ్య అగ్గిపెట్టెల్లో కూడా పెట్టగలిగినంత పట్టు చీరలు ఉండేవిట, అంత విస్తారంగా పరిచితే ఎన్నో కనబడతాయి. దాన్ని అంతటి మడత పెట్టి లోపల పెట్టాడు, తర్వాత ఏం చేశాడు? తీసి పరిచాడు. ఇప్పుడు పరిచినప్పుడు ఎన్ని కనబడ్డాయి దాంట్లో? బోర్లు కనబడ్డాయి. ఈ కనబడినవన్నీ కూడా కనబడక పూర్వము మడతలో లేదా అన్నాడు. ఇక్కడ మడతలో ఉంది కానీ కనబడలే, మడత తర్వాత ఇవన్నీ కనబడ్డాయి. కనుకనే మడతలో లేదు అంటే విస్తరింపబడి కనబడలేదు, మడత దశలో విస్తరింపబడి కనబడలేదు. అది ఇక్కడ అదేవిధంగా విస్తరింపబడిన తర్వాత వ్యక్తమవుతున్నది, అంతవరకు అవ్యక్తముగా ఉన్నది. మడత పట్టినటువంటి వస్త్రములో దాని యొక్క వివిధ వర్ణములు, దాని యొక్క వివిధములైన చిత్రములు ఎలాగైతే అవ్యక్తముగా ఉన్నాయో అదేవిధంగా పరమాత్మ ఏంది, ప్రపంచం అవ్యక్తముగా ఉన్నప్పుడు ఇక్కడ. యథాచ ప్రాణాదిహి, మరొక చక్కటి ఉదాహరణ చూపించాడు. మన శరీరంలో ప్రాణం సంచరిస్తుంది, ఈ సంచరిస్తూ వివిధ గతులతో తిరుగుతోంది, ఒకే రిధంలో వెళ్ళట్లేదు. దాన్ని ప్రాణ నిరోధం చేసినప్పుడు, అంటే ప్రాణాయామం చేసేటప్పుడు అది నిలబడుతుంది. అప్పుడు ప్రాణములు సంచరించడం లేదు, ప్రాణము లేదు అనాము, అక్కడ ఆపేం, అక్కడ ప్రాణాన్ని, ప్రాణం లేదంటావా? ప్రాణం లేదంటే ప్రాణాయామంలోనే అయిపోయేది పని. మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తున్నావు? తిరిగి ప్రాణం అంత పని చేస్తుంది. ఇంత పని చేస్తున్న ప్రాణము ప్రాణ నిరోధ సమయంలో ఏమైంది? పోయిందా? పోలేదు, వ్యక్తము కాలేదు. నిరోధం తర్వాత విడిచిపెడితే మళ్ళీ శరీరం అంతా పరుచుకుని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన దశ విధముల వాయులుగా సంచారం చేస్తుంది. దశ విధ వాయు లక్షణము నిరోధ సమయంలోనూ ఉన్నది, ఎలా ఉన్నదో అలాగే సృష్టి పూర్వం కూడా ఈ ప్రపంచము పరమాత్మ యందు ఆ విధంగా అవ్యాకృత దశలో ఉన్నది. అది అక్కడ అసత్శబ్దానికి అర్థము అని వివరించి చూపిస్తున్నాడు. ఊరికి నీ సృష్టి అంతా చేయాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి, ఇలాంటి ప్రశ్నలు మాత్రం ప్రతివాడు రెడీ. అసలు ఎందుకు చేయాలి? ఆయన ఎందుకు చేయాలి? నీకెందుకు? అది ప్రశ్న. అలాగని తీసిపారేయమని ఇక్కడ కాదు ఇక్కడ. కానీ ప్రతివాడు సిద్ధమే. ప్రశ్న వేయడానికి అర్హతలు కూడా ఉండాలి కదండి. తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్ట అని సేవయ్యా. అక్కడ గత ఏడాది చెప్పుకున్నా, భగవద్గీత చెప్పినప్పుడు చెప్పుకున్నాయా, అక్కడ ప్రణిపాతము లేదు, పరిపృష్ట లేదు. నేను అడిగే నువ్వు చెప్పని అహంకారమే ఉంది, అందుకే వాడు చెప్పినా మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అహంకారం మూసుకుని వస్తాం మనం. వస్తాం ఒకే గురువుకి 10 మంది అభిమానులు ఉంటారండి, అందరికీ గురువు అంటే అభిమాని, కానీ ఒకడొకడికి పరమద్వేషం. ఇంకా వీడు గురువు చెప్పే జ్ఞానం ఎప్పుడు అందుకుంటాడు, ఎప్పుడు తరించుతాడు, అంత స్థితుల్లో ఉంటూ కబుర్లు మాత్రం పెద్ద పెద్ద వాడుతూ ఉంటాం మనకి. ఎక్కడ ఉన్నా విశేషముడు అందుకు గట్టిగా ఆలోచించుకోవాల్సిన అవసరం. అందుకే 1000 మంది ఉంటారు కబుర్లు ఆడేవారు, సాధన చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్కబడే వాళ్ళు ఉంటారు, అందుకునేవాడు ఒక్కడేనో ఉంటాడా అనే సందేహమే అనే మాట మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాం. కానీ ఈ అద్భుతమైన ఇక్కడ విజ్ఞానాన్ని ఎలా వివరించి చూపిస్తున్నారు చూడండి. ఇతర వ్యపదేశాధితాకరణాది దోష ప్రసక్తి. ఇది ఇతర వ్యపదేశాధికరణం అనే అధికరణం. ఇక్కడ చెప్పడం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే జీవుడే బ్రహ్మం అన్నారు, అంతే కదా మీరు చెప్పిన దాని సారాంశం ఒప్పుకుంటాం. అంటే జీవునికి మీరు బ్రహ్మత్వం చెప్పడం వల్ల జీవుడికి పెద్ద అవలక్షణం ఉంది. అహితకరణం అని ఒక అవలక్షణం ఉందిట. అహితకరణం, ఏది హితం కాదో అదే చేస్తాడు వాడు. ఉందా లేదా? ఏమిటి హితం కాదండి? పెద్ద అహితం ఏంటంటే జనన మరణ పరంపరల్లో కొట్టుకుపోవడమే పెద్ద అహితం. ఆ అహితమే చేస్తుంటాడు ఇప్పుడు వీడు, దానికి కావలసినవే సమకూర్చుకుంటూ ఉంటాడు. నా మోక్షం కావాలండి అంటూ ఉంటాడు, కానీ మోక్షానికి కావాల్సింది చేయడు. ఏమైనా నువ్వు జాంపండు విత్తనం వేసి మామిడి పండు నాశించడం సమంజసమా చెప్పండి? ఇక్కడ నువ్వు చేసే పని ఏది మోక్షానికి పనికొచ్చేది కాదు, చేసేవన్నీ పాపాలు, మోక్షం కావాలంటాడు. ఎంత తప్పండి ఇక్కడ ఒకటి వేసి ఒకటి అనొచ్చా? అది ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. అలా ఉంటుంది జీవుడి పని. అహితకరణం అంటే తనకు మేలు కలిగించని జరా జన్మ మరణాదులతో బంధింపబడేవాడు జీవుడు కదా. ఎంత బాధపడుతున్నాడు అండి ఈ శరీరంలో జీవుడు, జర జన్మ మరణం ఇవన్నీ అనుభవిస్తున్నాడు. ఎవడు? జీవుడు కదా. మా జీవుడు బ్రహ్మమైనప్పుడు ఆ బ్రహ్మము ఈ సృష్టించిన సృష్టిలో ప్రవేశించడం ఎందుకు? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, సృష్టించి ప్రవేశించడం ఎందుకు? ఈ జననం మరణం బాధలన్నీ పడడం ఎందుకు? ఎవడు పడుతున్నాడు? బ్రహ్మం కాదు, నువ్వే అన్నాగా జీవుడు బ్రహ్మం ఒకటని. వాడు చాలా తెలివైన వాడండి. అనగానే అప్పుడు వివరించి చెప్తున్నారు, అధికంతు భేద నిర్దేశాత్. పట్టుకున్నారు శంకరులు, ఉన్నారే గట్టివాడు. కుదరదయ్యా, అది పరమాత్మకి ఏమీ బాధ లేదు. వీడి అహితకరణం అనేది పరమాత్మది కాదు, అతనికి జనన మరణాది బాధలు లేవు బ్రహ్మమునకు. ఎలాగా అంటే జీవుడికి ఈశ్వరుడికి భేదం ఉంది గనక అన్నాడు. ఇది ఒక మాట చెప్పు, ఇందాక అభేదం అని అంత గోల పెట్టి ఇక్కడ భేదం ఉంది గనక. దీన్ని బట్టి అర్థమైందా? శంకరులు ఒక దశలో భేదాన్ని అంగీకరించారు, ఒక దశలో, అసలు దశలో కాదు. అందుకే కనుక భేదం ఉంది గనక అంటే మీరు అన్నట్టు జీవుడు బ్రహ్మమే, దాని ప్రమాణములు ఉపనిషత్తు చెప్తుంది. కానీ జీవునికి బ్రహ్మముకు భేదము ఉపాధిరీత్యా ఉన్నది, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఉపాధిరీత్యా, ఉపాధిలో ఉన్నందుకు జర మరణం జన్మ పొందిన శరీరము, ఇక్కడ అక్కడ పట్టుకోవాలండి, జన్మ జర మరణములు పొందుతున్న శరీరము నేను అనుకునే అధ్యాస చేత ఆ శరీరాదురుకుల అనుభవము తనకి అనే భ్రాంతి చేత ఉన్నవాడు జీవుడు. అది ఉపాధికి పరిమితమైపోయాడు వాడు ఇక్కడ. కానీ పరమేశ్వరుడు, అలాగా ఆయన బంధింపబడేవాడు కాడు. ఇది ఇక్కడ రెండింటికి అర్థాడు. కానీ ఉపాధిగతమైనటువంటి తాదాత్మ్యం ఉన్నంతకాలం జీవ వ్యవహారం ఉంటుంది. ఆ జీవ వ్యవహారం చెప్పినంతకాలం జనన మరణాదులు జీవుడికి అని అంటూ ఉంటాం, అంతే. అది ఈశ్వరునికి కాదు. ఎందుకంటే ఈశ్వరుడు వ్యవహార రీత్యా, మళ్ళీ అండర్లేను, వ్యవహార రీత్యా సర్వజీవులకు నియామకుడు. కనుక వ్యవహారం ఉన్నంతకాలం సృష్టి చేసింది ఈశ్వరుడు. పంచభూతములు ఇవన్నీ జన్మాధ్యస్య యతహా చెప్పినప్పుడు ఇవన్నీ ఆయన నుంచి వచ్చినప్పుడు వీటి నియామకుడు అయినా, కానీ వీటికి బంధింపబడేవాడు కాదు. కనుక నీ జగత్తు ఏ మాయాశక్తి చేత, ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి, తర్వాత ఎప్పుడైనా ఆలోచించుకోండి, ఈ జగత్తు ఈశ్వరుడు ఏ మాయాశక్తి చేత చేస్తున్నాడో ఆ మాయ ఆయనని ఆశ్రయించుకుని ఉన్నది, ఆయనని ఆశ్రయించుకున్నది. ఆయన ఆశ్రయించాడు కాదు. ఆ మాయ జీవుడి దగ్గరికి వచ్చేటప్పుడు అవిద్యగా బంధిస్తుంది. ఇక్కడ జీవుడు అవిద్యని ఆశ్రయించుకున్నాడు, మాయ ఈశ్వరుని ఆశ్రయించుకున్నది. ఇది తేడా. అక్కడ అవిద్యను ఆశ్రయించుకుని అంటుకుపోవడం వల్ల అవిద్యాగతమైన సుఖదుఖాలన్నీ తనవి అనుకునేవాడు జీవుడు, వాటికి అంటనివాడు ఈశ్వరుడు. ఇది ఎప్పుడు? ఉపాధిగతమైన దృష్టితో చెప్పినప్పుడు. కనుక వ్యవహార దశలో భేదము అంగీకరించవలసినదే అనే మాటను నేను చెప్తున్నాను. వ్యవహార దశలో అది గుర్తుపెట్టుకోవాలి. వెంటనే అయ్యా, పరమాత్మ ఏకకారణం అన్నప్పుడు పరమాత్మ నుంచి రకరకాల సృష్టి రావడం ఏమిటి? ఒకే రకంగా ఉండాలి కదా, రకరకాల సృష్టి రావడం ఏమిటి? ఇది ఒకటి ప్రశ్న కదండి. ఆయన ఏకకారణమైనప్పుడు ఎలాగొస్తున్నాయి? వస్తున్నాయి. ఒక్కసారి చూడు, భూమిపై ఉన్న రాళ్ళన్నిటికీ భూమి కారణం కదా అన్నాడు కదా. కానీ అన్ని రాళ్ళు ఒక్కలే అందుకుండవు అన్నాడు. ఒకటే ప్రశ్న ఇక్కడ, భూమి అనే ఏకకారణం నుంచి వచ్చిన రాళ్ళన్నీ ఒకేలా లేవు. కొన్ని విలువైన రత్నాలు, అందులో కొన్ని పర్వాలేదు, కొన్ని పరికమాలివి. ఇవి ఈ విషయం అన్ని చోట్ల మీకు కనబడుతున్నాయి ఇలాంటి ఉదాహరణలు, ఒక కారణం నుంచి వచ్చినటువంటివి. అలాగే భూమి యందు అన్ని వృక్షములు వస్తున్నాయి, కానీ అన్ని వృక్షాలు ఒకేలా లేవు. కనుక కారణం నుంచి వైచిత్రి అనేది జరిగే అవకాశము అక్కడున్నది. కనుక వైచిత్రి జనన మరణాది దుఃఖములు ఉపాధులవే తప్ప ఈశ్వరుడివి కాదు. ఇక్కడ ఉపాధులతో తాదాత్మ్యం పొందిన జీవుడివి అన్న తప్పేమీ లేదు. ఉపాధులతో తాదాత్మ్యం పొందిన జీవుడు అంటే తప్పు లేదు. ఉపాధులకి దాటిపోయిన జీవుడు అంటే పరమార్థశకి వెళ్ళిపోయాడు. కనుకనే పరమార్థదశ వ్యవహార దశ. ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందే. తర్వాత మరొక అధికారంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సరే, ఉపాదాన కారణము, నిమిత్త కారణము పరమాత్మను చెప్తూ ఇంతవరకు వివరించారు. కనుక వ్యవహార దశలో భేదం ఉంది, కానీ పరమార్థ దశలో అభేదము అని స్పష్టమైపోయింది. పరమార్థమే అసలు సత్యం కనుక అభేదమే అసలు సత్యం, అది కూడా తేల్చేశాడు. అయిపోయింది కదా. ఇప్పుడు పరమాత్మ నిమిత్త కారణం, ఉపాదాన కారణం అన్నారే, కారణంతో పాటు కరణం ఉండాలి కదా అన్నాడు ఇక్కడ. ఉదాహరణకు మనం చెప్పాం, కుమ్మరివాడు నిమిత్త కారణమైతే మట్టి ఉపాదాన కారణం, ఈ రెండు పరమేశ్వరుడు అయిపోయాడు ప్రపంచ విషయంలో, అంతవరకు ఒప్పుకుంటాం. కానీ కొండ తయారు చేయడం ఉపకరణములు ఉండాలి కదండి, అవునా లేదు? ఎవడి ఇప్పుడు వంట చేసాం, ఉపకరణాలు ఉండాలా లేదా? స్టవ్ లేకుండా వేవులు కూడా వంట వండగలడా? కనుక ఉపకరణాలు లేకుండా పరమాత్మ ఎలా సృష్టి చేస్తాడు? ఎక్కడో భేదం పట్టాలని వీడి తాపత్రయం పూర్వపక్షి గారిది. అందుకు ఏదో ఒకటి ఉండాలి కదా, కరణం ఏదో ఉండాలి కదా ప్రపంచం. ఆయన కరణం ఏమిటి? ఆయన కరణం అక్కర్లేదు అన్నాడు. ఇక్కడ ఒకటే విషయం, కరణం అక్కర్లేదని ఎలా చెప్తామంటే మా ఉపనిషత్తు చెప్పింది, మళ్ళీ ప్రమాణం అదే. శ్వేతాశ్వతరు మంత్రం చెప్పి, నతస్య కార్యం కరణంచ విద్యతే, నతస్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే, పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే, స్వాభావికి జ్ఞానబల క్రియాచ. ఇది అద్భుతమైన మంత్రం అండి, శ్వేతాశ్వతరం చెప్తున్నటువంటి మంత్రం. నతస్య కార్యం కరణంచ విద్యతే, ఆయన కార్యము లేదు కరణము లేదయ్యా, ఆయనతో సమానమైంది లేదు, ఆయనకంటే అధికమైంది లేదు. ఆయన యొక్క పరాశక్తి ఏదైతే ఉన్నదో అది ఆయనకి స్వాభావికి, ఆయనకి స్వాభావికమైనటువంటి ఆ పరాశక్తి జ్ఞానబల క్రియాదుల ద్వారా వివిధములుగా అవుతున్నది. కనుక ఆయన కరణం ఏంటి, కార్యం ఏంటి, ఆయన శక్తి అన్ని కూడా అంటే సమర్థత. కరణముల అవసరం లేకుండానే జగత్ సృజన చేయగలిగే సమర్థత ఆయన దగ్గర ఉన్నది. ఎలా ఉంటుందండి ఎవరి దగ్గరైనా? అసలు బియ్యం ఇవ్వరు, స్టవ్ ఇవ్వరు, అగ్గి పెట్టివ్వరు, వంట వండి అంటే కరణములు లేకుండానే చెయ్యమ్మా అంటే ఎవరండి చేయగలరు ఇక్కడ? అంటే వీళ్ళెవరు చేయలేరు కానీ ఆయన చేయగలడండి ఇక్కడ. అదే ఆయన ప్రత్యేకత. ఇందాక ఎందుకయ్యా దేవాధిపతి లోకే, తర్వాత ఒకటే మాట చెప్పాడు, ఆయనకంటే క్రింది వాళ్ళు అయినటువంటి దేవతలే ఆ పని చేయగలరు అంటే లేదా? దేవతలే లేని దాన్ని ఒక్కసారి సృష్టించగలుగుతున్నారు సంకల్పం మాత్రం చేత. దేవతలే కరణాదులు లేకుండానే సృజించగలుగుతున్నప్పుడు దేవతలకు సైతం అంతర్యామైనటువంటి ఆ పరమాత్మ సృజించలేడా? ఇది ఆలోచించవలసింది. అందుకే మనకి లోకే వేదే ఇచ్చాదులు, అంటే లోకము శాస్త్రములందు వేదమంత్రాల్లోని పురాణాల్లోని ఇతిహాసాల్లోని దేవతలు ఋషులు మొదలైన వారే ఏ సాధన సంపత్తి లేకుండా సంకల్ప బలం మాత్రం చేతనం చేయగలుగుతున్నప్పుడు పరమాత్మ సహిక్షత స అకామయత అనేటువంటి సంకల్పశక్తి పరాశక్తి ద్వారా ఎందుకు చేయలేడు? అంతెందుకు? లోకంలో ఉదాహరణ చూడండి, సాలిపురుగు ఉంది, ఎంత అద్భుతమైన గూడు కట్టిందో, ఎక్కడి నుంచి ఉపకరణం తెచ్చిందో చెప్పండి. ఇక్కడ ఇక్కడ సాలిపురుగు తాను ఏ ఉపకరణము లేకుండా తన నుంచే తెచ్చి ఏ విధంగా గూడు కట్టిందో, యదౌర్ణనాభిహి. ఇదే మాట మనకి వేదమంత్రముల్లో ఉపనిషద్ మంత్రాల్లో కూడా కనబడుతుంది. అందుకే సాలీడు ఉపన్యాసం ఉదాహరణ అక్కడ చెప్పడం జరిగింది. సాలీడు వలె, సాలీడే మనకు కనిపిస్తుంది లోకంలో వచ్చిన పురుగు. మరి పరమాత్మ గురించి ఇంక ఆలోచిస్తావేంటి? అందుకే సాధన సంపత్తి లేకుండా చేయగలడు సుమా అనే ప్రస్తావన చేశారు. అయితే ఇక్కడ ఇంత ప్రపంచం ఎందుకు చేశాడు పరమాత్మ? ఇది కదా పెద్ద ప్రశ్న. దానికి మరొక అద్భుతమైన అధికరణం మొదలవుతుంది, న ప్రయోజనత్వాధికరణం. అంటే ఇక్కడ సూత్రం, న ప్రయోజనత్వాత్, ప్రపంచం చేయడం వల్ల పరమాత్మకి ఏం ప్రయోజనం లేదు. ఈ ప్రయోజనం లేదన్న మాట పట్టుకున్నారండి వాళ్ళు, మనం కూడా పట్టుకుంటూ ఉంటాం. ఎందువల్ల? ఎక్కడ లోపం వస్తుందో తెలుసా? పెద్ద లోపం. మన బుద్ధిస్థాయి ప్రకారంగా మనం ఏం చేయగలమో ఏం చేయలేమో నిర్ణయించుకుని సర్వజగత్కర్త సర్వశక్తిమంతుడిని పరమాత్మను కూడా ఈ స్థాయికి దించి, ఇక్కడ మేము ఇలా చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు అలా చేయాలి, ఇక్కడ మేము ఇలా చేయలేనప్పుడు ఆయన ఎందుకు అలా చేయాలి, ఇది ప్రశ్న వేస్తున్నాం. నువ్వు ఆయన ఎందుకు చేయాలని ఆయన మైండ్ సెట్లో ఉన్నది నువ్వు ఎలా ఊహించగలవు? ఒక పసిపిల్లవాడు ఒక మేధావి ఒక పని చేసినప్పుడే ఆయన ఎందుకు ఇలా చేయాలనేది ఊహించి చెప్పలేడు. అంతే కదా, ఒక తండ్రి ఏదో ఒక పెద్ద పని చేశాడు, పిల్లవాడికి అర్థం, నాన్న ఎందుకు చేశావని కొడతాడు వాడిని. నాన్న వాడికి చెప్తే అర్థం కాదు, పోతే పోయిందా పిల్లడు చెవు రెండు దెబ్బలు తింటాడు కానీ చెప్పడు. అవునా, ఎందుకు చెప్పడు? వాడు ఇంకా తెలుసుకునే వయస్సు లేదు కనుక, వాడికి తెలుసుకునే శక్తి లేదు కనుక అని ఆయన చెప్పలేదు. కానీ పిల్లాడు మాత్రం నాకు శక్తి లేదు అనుకోడు, అది వచ్చింది బాధ, అహంకారం అప్పటి నుంచి ఉంటుంది. వాడు నాన్న చెప్పలేదు కనుక నాన్నకు తెలియదనో, లేదా నాన్న మోసం చేసాడు అంటాడు, వీడు గ్రహించాడు. మనం కూడా భగవంతుడి గురించి ఇలాగే పసిపిల్లాడు తండ్రి మీదకి వచ్చి చూసినట్టు చేస్తున్నాను. అన్నిటికీ కూడా ఎందుకు చేస్తావయ్యా, ఎందుకు చేయి? మనం ఆయన హృదయం ఏంటో మనం తెలుసుకోగలమా? లోకంలోనూ ఒక మేధావికి ఒక సామాన్యుడికి ఒక పండితుడికి ఒక మూర్ఖుడికి ఆలోచనా ధోరణిలో వాళ్ళు ఎందుకు పనిచేశారనే ఉద్దేశంలో ఇంత తేడా ఉన్నప్పుడు పరమాత్మ విషయంలో ఏం చెప్తాం? కనుక లౌకికంగా ప్రశ్నించినప్పుడు లౌకికంగానే సమాధానం చెప్పాలని ఇది చెప్పాను, ఇప్పుడు శాస్త్రపరంగా సమాధానం చెప్పుకున్నాం. న ప్రయోజనత్వాత్, సృష్టిలో ఎవడైనా ఏదైనా చేస్తే ప్రయోజనంతోనే చేస్తాడు, ప్రయోజనం లేకుండా ఎవడైనా ఏదైనా చేస్తాడా? అసలు ప్రసిద్ధమైన మాట ఉన్నది, ప్రయోజనం అనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే, ప్రయోజనం లేకుండా మూర్ఖుడు కూడా పనిచేయరు అన్నారు. అది ఇక్కడ మూర్ఖుడైనా సరే అలా చేస్తాడండి, ఈ మూర్ఖుడి కంటే మూర్ఖుడా, ఏ ప్రయోజనం లేకుండా చేస్తాడా? అసలు నిజానికి ప్రయోజనం అంటే దానివల్ల ఏదైనా కావాలి అనడం ప్రయోజనం. ప్రపంచం వల్ల పరమాత్మ ఏమీ అక్కర్లేదు, మరి ఎందుకు చేశాడు ఆయన? ఏం ప్రయోజనం ఉందని? ఎందుకంటే మీరే చెప్తున్నారు బ్రహ్మము ఆనంద స్వరూపుడు నిత్యతృప్తుడు అని. ఒక పని మనం చేసామంటే ఆ పని వల్ల ఏదో తృప్తి పొందాలని చేస్తాం. ప్రపంచాన్ని చేయడం వల్ల పరమాత్మకు కొత్తగా ఏం తృప్తి వచ్చిందయ్యా? ఎందుకు ఆయన చేయాలి? నిత్యతృప్తులు అంటున్నారే మీరు. పైగా సృష్టిలో ఎవడు ఏ వస్తువుని ప్రేమించినా ఏ వస్తువుని తయారు చేసినా తన కోసమే అని మీరే మంత్రం చెప్పారయ్యా. నిన్ననే అన్నాం కదా, నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ మాటలన్నీ అంటే ఉపాధి బుద్ధుడిని జీవుడి గురించి అని చెప్పాం, కానీ పరమేశ్వరు గురించి కాదు ఆ మాట. వాళ్ళల్లాగా తన ప్రీతి కోసం చేస్తున్నాడు అనడానికి లేదు. మరి ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడని నీకు అర్థమయ్యేటట్టు చెప్పలేం, కానీ శాస్త్రపరంగా చెప్పచ్చు. ఒక అద్భుతమైన మాట చెప్పారు, లోకవత్తు లీలా కైవల్యం. ఒకటే మాట ఇక్కడ వచ్చింది, లీల అనబడేటువంటి మాట. ఆ మాట గుర్తుపెట్టుకుంటు, లీల లీల. ఈ లీల అనే మాట ఒక్క పరమేశ్వరునికి తప్ప ఇంకా ఎవ్వరికీ వాడరాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, పరమేశ్వరునికి లోకవత్తు లీలా కైవల్యం. కైవల్యం అంటే మాత్రమే అని అర్థం, కైవల్యం అంటే మోక్షం అని కాదు ఇక్కడ అర్థం. ఇదంతా కూడా లోకంలో కూడా కేవలం లీల కోసం కొందరు చేస్తూ ఉంటారు కదా అన్నాడు. కేవలం లీల కోసం వాళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు, చేస్తూ ఉంటారు. అది ఎలాగూ అనే దాన్ని చూపిస్తున్నారు. పెద్ద పెద్ద రాజులు మంత్రులు ఇలాంటి మహాత్ములు పెద్దవాళ్ళు వాళ్ళకి నిజానికి అన్నీ ఉంటాయి, తృప్తిగా ఉంటాయి, వాళ్ళకి ఏమీ చేయాల్సి ఉండదు. అయినా వాళ్ళు క్రీడో ఏదో ఒకటి లీలగా చేస్తూ ఉంటారు, ఆ లీలలు వాటిలో ప్రవృత్తి చెంది ఉంటారు. ఆ చేయడం వల్ల వాళ్ళకి ఒకటి వస్తుందని లేదు, వాడు ఆడుకుంటుంటారు దొంగ పోలీస్ ఆట ఏదో ఒకటి అలా ఆడు, దానివల్ల వాళ్ళకి ఏదో వస్తువు ఒకటి సంపాదిస్తాం, ఇలాంటివి ఏమీ లేవు. అలాగే లోకంలో వాళ్ళు క్రీడాక్షేత్రాల్లో క్రీడల్లో ఎలా ప్రవృత్తి చెంది ఉంటారు అలాగా, అదేవిధంగా మనం ఊపిరి తీస్తూ ఉంటాం. మనం ఊపిరి తీస్తున్నంతకాలం ఈ ఊపిరి తీయడం వల్ల నాకు చాలా ప్రయోజనం ఉంది అని ఊపిరి తీస్తున్నామని చెప్పండి ఎప్పుడేమైనా. ఇక్కడ ఆమె ఉదాహరణ చూపిస్తున్నాడు. నీకు ఎలాగైతే స్వాభావికంగా ఊపిరి తీయడం అనే ఒక ప్రక్రియ ఉన్నదో, ఏ అవసరం లేని పరమాత్మకి లీలగా జగద్రచన చేయడం అలాగే ఉన్నది ఇక్కడ. అది స్వాభావికం, ఆయనకి లీల, తన యొక్క స్వాభావిక జ్ఞానబల క్రియల వల్ల వీటిని కల్పన చేస్తున్నాడు. అయితే ఇవి ఎంత చెప్పినప్పటికీ కూడా కొంత అద్వైతవాదంలో మాత్రమే దీనికి సరైన సమాధానం దొరుకుతుందండి. మొట్టమొదట ఆ వాదం అసంతృప్తి కలిగిస్తుంది, కానీ బాగా అర్థం చేసుకుంటే మన అన్ని సందేహాలు ఇక్కడ సమాధానం ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం నాకు జరిగిన ఒక చిన్న అనుభూతి చెప్తున్నా. ఒక ప్రవచనం పూర్తయినప్పుడు ఒక కుర్రవాడు, ఇంకా అప్పుడు కాలేజీలో చదువుతున్నాడు కుర్రవాడు, అతడు వచ్చి ఒక ప్రశ్న వేశాడు, భగవంతుడి ప్రపంచమంతా ఎందుకు చేశాడు అని. విపరీతమైన జనం వస్తూ ఉన్నారు, నాకు అతను కూర్చోబెట్టి సమ ఇలాంటి ప్రశ్న ఇలా అడిగితే అలాగ ఒక్క మాట చెప్పేది కదా, తీరిగ్గా చెప్తాలే రేపు ఎప్పుడైనా తీరిగి చూసుకుని కలుద్దామని అన్నాం. వేరే ఊళ్ళో ఉండడం చేత కలవడం అలే. మరుసటి రోజు మళ్ళీ అతడు వచ్చి నాకు అర్థమైపోయింది అని అన్నాడు. నేనేం చెప్పలే వాడికి. ఎందుకు అర్థమైంది అంటే, మనం తాడును చూసి పాము అనుకున్నాం, ఈ పాము ఎందుకు సృజింపబడాలి అని ప్రశ్న వేశాం. అది అసలు సృజింపబడనే లేదు, భ్రాంతి చెందాం, కనుక భ్రాంతి అయిన జగత్తు ఎందుకు సృష్టించాడు, ఎందుకుంది, ఎందుకు అయ్యేది అన్నాడు ఒకడు అని అతడే సమాధానం చెప్పాడు. నీకు బాగా అర్థమైందా అనుకున్నాను. అంటే ఇక్కడ వాడు ఏం వేదాంతం చదివాడు, ఏ ఉపనిషత్తు చదివాడు? సాధకుడు, సాధకుడు, సాధకుడు. ఒంటికి 70-80 ఏళ్ళు వచ్చినారా అని సాధన 15-16 ఏళ్ళకి వచ్చింది ఆ మహానుభావుడికి. వస్తుంది, ప్రహ్లాదుడికి రాలే, హిరణ్యకశిపుడికి రాలే, అంతే. ఎరుక అనేటువంటిది వయస్సు నిమిత్తం లేదండి. శంకరులు ఆ మాటకు వస్తే ఎంత రాస్తున్నవాడు, 12-14 ఏళ్ళ మధ్యలో రాసేది అంతా. మరి ఆయన గారి మేధస్సు ఏమంటాం ఇక్కడ? కనుకనే అక్కడే సమాధానం వస్తుంది. సరే, కల్పితమైన జగత్తు అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ మాట లీలా కైవల్యం, ఈశ్వరుడు ఎందుకు చేశాడని నువ్వు నిర్వచించలేవు, ఆయన అది లీలగా చేశాడు, ప్రయోజనముగా కాదు. ఆ నిరంతర ఆనంద స్వరూపుడు కనుక ఆనందంలో భాగంగానే ఇది కూడా లీల కూడా ఉన్నది. ఆనందము కోసము చేయలేదు, ఆనందానికి వ్యతిరిక్తుడే చేయలేదు, అది ఇక్కడ వివరించారు. అందుకే ఏవం ఈశ్వరస్యాపి అనపేక్ష కించిత్ ప్రయోజనాంతరం స్వభావాదేవ కేవలం లీలారూప ప్రవృత్తి భవిష్యతి. కనుక జగత్తులో పరమాత్మ ప్రవృత్తి లీలారూపమే. లీలారూపం అంటే అంటట్లేదు. దొంగ పోలీసు ఆడుకుంటున్న వాళ్ళు, వాడు దొంగ నిజంగా అనుకోడు, వీడు పోలీసు నిజంగా అనుకోడు, కానీ దొంగ పోలీసు వలే నటిస్తూ ఉంటారు. అదేవిధంగా పరమాత్మ లీలా ప్రవృత్తే తప్ప బంధన ప్రవృత్తి లేదు ఈ జగద్ విషయంలో, అంత స్పష్టంగా వివరించారు. అయితే ఇప్పుడు మళ్ళీ పట్టుకున్నారు వీరు సామాన్యుల. తర్వాత ఒక ప్రకరణం, వైషమ్య నైర్ఘుణ్యాధికరణం అని దీని పేరు. అయితే ఈ పరమేశ్వరుడు ఎవడున్నాడు కానీ చాలా ఆయన లీల కోసం ఈ ప్రపంచమంతా చేసి ఒక్కొక్కరిని ఏడిపిస్తూ కొందరిని ఆనందింపజేస్తూ తెగ తిరుగుతున్నాడే, ఇదేమైనా బాగుందా అండి? ఇది ప్రశ్న. వెంటనే వస్తుందా లేదా? వెంటనే రావాల్సిన ప్రశ్న, రెడీగా ఉంది, రెడీగా ఈయన పట్టు కూర్చున్నాడు ఆ ప్రశ్నని. సమాధానం వెంటనే చెప్తున్నాడు. వైషమ్య నైర్ఘుణ్యే న సాపేక్షత్వాత్ తథాహి దర్శయతి. ఆయనకు వైషమ్యము లేదు, నైర్ఘుణ్యము లేదు. వైషమ్యము అంటే పక్షపాతము, ఒకదాని మీద ప్రత్యేక ప్రీతి, ఒకదాని మీద ప్రత్యేక ద్వేషం లేదు ఆయనకి. అందుకు ఒకటి నేడిపిస్తాను ఒకరిని. నిజానికి లోకంలో ఈ కొందరికి సుఖం కొందరికి దుఃఖం ఎందుకుంది అనే దానికి ఇంతవరకు భూమి మీద ఏ మతము సరి అనే సమాధానం చెప్పలేదు. ఎప్పుడో భారతీయ వైదిక మతం చెప్పింది గుర్తుపెట్టుకుని, అంత స్పష్టమైన సమాధానం చెప్పింది, ఎవరు చెప్పలేదు ఇక్కడ. ఎందుకంటే పూర్వజన్మల్ని తర్వాత జన్మల్ని అంగీకరించని వాటికి అసలు ఈ శక్తే లేదు, చెప్పలేదు. కార్యకారణములపై సమగ్ర అవగాహన లేనివన్నీ కూడా ఇక్కడ పరిచ్ఛిన్న దృష్టి కలిగినవి. ఇక్కడ ఒక సమగ్రమైన దృష్టి కలిగినటువంటి ఈ ధర్మంలో, ఈ భూమిలో, ఈ ఋషి పరంపరలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యం. అందుకే ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాం, గమనించుకోగలుగుతున్నాం. అందుకే వైషమ్య నైర్ఘుణ్యేన, నైర్ఘుణ్యేన అని వైషమ్యము నైర్ఘుణ్యము రెండు. నైర్ఘుణ్యము అంటే నిర్దయ అనర్థం, వైషమ్యం అంటే పక్షపాతము. ఆయనకు పక్షపాతము లేదు, నిర్దయ లేదు. ఎందువల్ల? సాపేక్షత్వాత్. ఈ రెండూ లేకపోతే మరి సుఖదుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే సాపేక్షము, రిలేటివ్, రిలేటివ్ అపేక్ష అదనమాట. సా అపేక్ష, సాపేక్ష దేని రిలేటివ్గా అంటే జీవుల ధర్మాధర్మాలను అనుసరించి ఆయన అనుభవాలని ఇస్తున్నాడే తప్ప ఆయనగా రెండూ లేవు. అంటే జీవుల యొక్క కర్మల్ని అనుసరించి సత్కర్మకి ఫలితంగా సుఖాన్ని, దుష్కర్మలకి ఫలితంగా దుఃఖాన్ని ఇస్తున్నాడు ఆయనకంటూ లేదయ్యా. అది ఇక్కడ ఒక నేడిపించాలని సరదా, ఇంకోటి ఇంకేదో చేయాలని సరదా లేదు. అయితే మరి శాస్త్రంలోనే ఏష ఏవ సాధుకర్మకారయతి తమ్ యమేభ్యో లోకేభ్య ఉన్ననీషతే ఏష ఉయేవ సాధుకర్మకారయతి తమ్ యమథో నివీషతే నినీషతే అనో మంత్రం ఉన్నది. అంటే పరమేశ్వరుడు ఎవణ్ణి బాగు చెయ్య దలుచుకున్నాడో వాడి చేత మంచి పనులు చేయించి క్రమంగా పైకి తీసుకెళ్తాడట. ఎవణ్ణి అధోలోకాల్లో పడేద్దాం అనుకున్నాడో వాడి చేత చెడు కర్మలు చేయిస్తాడట. మరి ఇప్పుడు ఆయన కారణం మీరు చెప్తున్నారు కదా, అంటే అవి కూడా వారి వారి కర్మల వల్ల ఏర్పడ్డ సంస్కారముల చేత చేయిస్తాడు. ఇది ఒకటే మాట చూడండి, వారి వారి కర్మల వల్ల ఏర్పడ్డ సంస్కారం. ఇంకా మీకు చెప్పాలంటే ఒకప్పుడు మనం భగవద్గీతలో చెప్పిన ఉదాహరణని దృష్టాంతానికి యథాతథంగా తీసుకుంటే మరింత చక్కగా అర్థమవుతుంది. కనుక అప్పుడు చెప్పిన దృష్టాంతం అనుకుండా ఇక్కడికి అతుకుతోంది కనుక చక్కగా తెలుసుకోవాలి. మనకి ఒక అద్దాల పెట్టె ఉన్నది, అద్దం పెట్టె అంటే నాలుగు రంగుల గ్లాసులతో ఒక పెట్టె ఉన్నదండి. ఒకటి ఎరుపు, ఒకటి నలుపు, ఒకటి పసుపు, ఒకటి తెలుపు. ఒకదానికి రంగు లేకుండా ఉన్నదాన్ని తెలుపు అందాం, ఎరుపు నలుపు పసుపులు ఉన్నాయి. ఆ పెట్టె లోపల దీపం పెట్టారండి. ఇప్పుడు మనం పట్టుకోవాలి దీపం. స్వభావం ఏమిటి? తన యొక్క శక్తిని ప్రసరించడం దాని యొక్క స్వభావం. దాని శక్తి ఏమిటి? కాంతి. ప్రసరించింది, ప్రసరించినప్పుడు ఇక్కడ నాలుగు రకాల నాలుగు వైపుల నుంచి ఒకే రకంగా కాంతి రావట్లేదు. ఒప్పుకుంటున్నారా లేదా? ఒకదాని నుంచి నల్ల కాంతి, ఒకదాని నుంచి తెల్ల కాంతి. తెల్ల కాంతి అనకూడదు, ఆ తెల్ల దాంట్లో నుంచి అసలు అక్కడ ఉంది అక్కడ తెలుస్తుంది, అసలు దాని స్వరూపం దాని ద్వారా తెలుస్తుంది. ఇక ఎరుపు కాంతి నుంచి ఎరుపు కాంతి, ఎరుపు కాంతి నల్ల కాంతి అన్నారు. ఎంత తప్పు చేస్తున్నాం మనం! నల్ల కాంతి ఎర్ర కాంతి అని కాంతికి రెండు అంటగట్టేస్తున్నాం. అది మనం చేసిన మొదటి తప్పు. అప్పుడు అడిగామన్నమాట, ఏమిటండి ఆ దీపం ఉంటే అన్ని వైపులు ఒకేలా ప్రసరించాలి కానీ ఇటువైపు ఎర్రగా వస్తుందా, ఇటువైపు నల్లగా వస్తుందా, అంతా దీపం తప్పే అన్నాడు. దీపం తప్పు కాదండి, తప్పు కాదా? దీపం తీసేయండి అసలు ఏది కనపడదు. దీపం తీసేస్తే అసలు ఏ రంగు కనపడలేదు, పేడాపోయి. కనుక దీపం వల్లే రంగు కనబడిందా? అవును, నిజమే. దీపం లేనప్పుడు ఏదీ లేదుగా, మన ఆయన లేనప్పుడు ప్రపంచం ఏంటి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ దీపం లేనప్పుడు ఏమీ లేదు కదా, ఇది ఆలోచించాలి. అంటే అక్కడ ఒక చక్కటి విషయం, దీపకాంతి ఉన్నప్పటికీ ఆ అద్దము యొక్క నల్లని లక్షణం చేత నల్లగా కనబడుతుంది, ఇది ఎర్రగా కనబడుతుంది. కాంతి లేకపోతే ఏది కనబడదు, కానీ నలుపు ఎరుపు మాత్రం కాంతికి చెందింది కాదు వాటికి. అలాగా జీవులు పాపకర్మాలను నలుపు ఒకడు పూసుకుంటాడు, పుణ్యకర్మాలని మరో రంగు ఒకటి పూసుకుంటాడు. ఈ రెండిట్లోని ఆ ఈశ్వరుడు వాళ్ళు వాళ్ళ కర్మగ్రతగా ఫలాలు ఇచ్చి పంపిస్తుంటాడు. ఆయన దోషం కాదు అది. ఇక్కడ వీటికి ఎలాగైతే దీపానికి దోషం కాదో ఇది ఈ విధంగానే ప్రస్తావన చేయబడుతున్నది. కనుకనే వైషమ్య నిర్ఘుణ్యా న అనేటువంటి విషయం ఇక్కడ. పైగా న కర్మా విభాగాదితి చేనాదిత్వాత్, ఇక్కడ కొంతమంది మేధావులు పసికోనలు కూడా ఈ ప్రశ్న వేస్తుంటారండి. శంకరులు గట్టి సమాధానం, శంకరులు ఏంటి బాధరాయండి చెప్తున్నాడు ఇక్కడ. నా కర్మా విభాగాదితి చేన్న అనాదిత్వాత్, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట చెప్తున్నారు. అయ్యా మీరు చెప్పేది పాపకర్మ పుణ్యకర్మ చేసిన వాడికి పరమాత్మ వారి వారికి ఇవ్వలసిన ఫలితములు ఇస్తున్నాడు అని వివరిస్తున్నారు. లేకపోతే ఆయనకి దోషం ఉంటుంది కదా, ఎందుకంటే కర్మలు బట్టి ఇస్తున్నాడు అన్నప్పుడు ఇంకా ఆయన ఏమీశ్వరుడయ్యా, ఎవడి కర్మ వాడికి ఇచ్చేస్తుంది, అంతే మరి ఆయన ఏమిటి మధ్యలో? ఇది పెద్ద ప్రశ్న కదా, మేధావులం కదా మనం. ఇందాక చెప్పినట్టు ఎవడు అర్థం కొన్న రంగు వాడికి తెలుస్తుందని, కానీ అది తెలియాలని దీపం ఉండాలా లేదా? ఇందాక అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే ఆ ఉదాహరణ పెట్టాం అక్కడ. అక్కడ నలుపు ఉందని తెలియాలని దీపం ఉండాలి, ఎలాగో అక్కడ కర్మలు చేయడం వరకే మనకు తెలుసు, కానీ చేసిన కర్మని వీడి ఫలానా చేసేయని గుర్తుపెట్టుకోవడం మన పని కాదు. నిజం గుర్తుపెట్టుకున్నట్టయితే మనం చేసిన పాపకర్మలకు సిగ్గుతో ప్రతిరోజు చావాలి. మరి గర్వంగా తిరిగేస్తున్నామే, మన కర్మలు మనమే గుర్తుపెట్టుకోలేదు. మనం గుర్తుపెట్టుకోలేదు కానీ ఆయన చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాడు, పెద్ద వ్యవస్థ పెట్టాడు ప్రపంచంలో. కానీ వాడి వాడి కర్మలకు తగ్గ ఇస్తాడు ఆయన. కనుక ఇచ్చేవాడు అన్నప్పుడు ఆయన గట్టిపడే కదా, ఫలప్రదాతగా ఉన్నాడు. అది పోనీ కర్మలను అపేక్షించకుండా ఇస్తున్నాడు అంటే నిర్దయుడే. ఎవడికి పడితే ఏది ఇచ్చేస్తున్నాడు, వాడికి ఏం తోచదో అది ఇచ్చేస్తున్నాడంటే. కనుక ఇక్కడ వారి వారి కర్మలకు అనుగుణంగా ఇచ్చేవాడు ఆయన. కనుక ప్రధానంగా ఆయన యొక్క అవసరము గొప్పతనము బయటపడింది. అయితే ఇక్కడ ఒక్క మాట అయ్యా, కర్మంటూ చెయ్యడం ఎప్పుడు మొదలైంది? సృష్టిలో పరమాత్మ రకరకాల జీవుల్ని వాళ్ళ వాళ్ళ కర్మలకు అనుగుణంగా సృజించాడు, వాళ్ళ వాళ్ళ కర్మలకు అనుగుణంగా నడుపుతున్నాడు అని కదా ఇప్పుడు మనకు తేలిపోయింది. చాలా బాగుంది, దీంతో తృప్తిపడి పడుకోము మనం. అది కూడా వచ్చింది బాధ, వెంటనే ప్రశ్న వేస్తాం. వాళ్ళ వాళ్ళ కర్మలకు అనుగుణంగా నడుపుతున్నాడు అనేది ఒప్పుకుంటామండి. ఏది గత జన్మల్లోనో గత సృష్టిలలోనో మేమేవో తప్పులో ఒప్పులో చేసాం, వాడికి ఫలితంగా ఈ శరీరాలు వచ్చి పడ్డాయి, వీటితో అనుభవాలు వచ్చి పడ్డాయి. మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మా అస్వతంత్రుడు, ఉపాధితో ఉన్నంతకాలం జీవభావం ఉంటుంది. జీవుడు అస్వతంత్రుడు, ఈశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడు. ఏది వ్యవహార దృష్టితో చూస్తే ఇది ఒప్పుకోవలసిందే. అవునా లేదా? నేను బ్రహ్మమునైపోయాను అనుకోండి, రేపేం జరుగుతుందో నాకు తెలియదు. ఆయన సర్వజ్ఞుడైన ఆఖరి నా శరీర ఇంద్రియాలు నా పట్లు లేవు, ఆయనకు ఆయన పట్లు అన్నీ ఉన్నాయి. కనుక వ్యవహార రీత్యవన్నీ కూడా కేవలం చైతన్యం అనే దృష్టితోనే అభేదము తప్ప ఉపాధి దృష్టితో భేదం అన్నది ఈ గోల మర్చిపోరాదు. వ్యవహార దశలో అదే ఘోషించారు ఇంతవరకు. అయితే ఇక్కడ అసలు మొట్టమొదటి సృష్టి అంటూ జరిగినప్పుడు అసలు ఎవడికి ఏ సుఖం దుఃఖం ఏ కర్మల్ని బేస్ చేసుకిచ్చాడు? తర్వాత తర్వాత సృష్టిలో ఎవడేదో చేశాడంటే మొట్టమొదటి సృష్టి నువ్వు ఎక్కడ చెప్పగలవు అన్నాడు. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎక్కడ చెప్పగలవు మొట్టమొదటి సృష్టి అని? కనుక సృష్టికి పూర్వం కర్మ అనేది లేదు, విభాగం అనేది లేదు అనే మాట ఒప్పుకోరాదు అన్నాడు ఇక్కడ. మరి మీరే అంటారు ప్రళయకాలంలో ఈ సృష్టి అంతా అవిభాగముగా ఉన్నది అని. అవిభాగముగా ఉన్నది కానీ బీజ రూపంలో ఉన్నాయి ఇవన్నీ అని చెప్పాం. వ్యాకృతము అనే మాట ఇందాకే చెప్పడం జరిగింది. అందుకే అవన్నీ గుర్తుపెట్టుకుంటే తర్వాత దానికి మళ్ళీ వివరించనక్కర్లేదు. మరి సృష్టికి పూర్వము ఆది అవస్థలో కర్మ లేదు అంటే కర్మ బీజములు అక్కడ దాగి ఉన్నాయి, తర్వాత సృష్టిలో వచ్చి ఉన్నాయి. అసలు మొదటంటూ మొదలు పెట్టే సృష్టి అంటూ వస్తేనే కదా కర్మ చేస్తారు. ఇది పెద్ద ప్రశ్న. సృష్టి అంటూ వస్తేనే కదా కర్మ చేస్తారు. కాదు బాబు, కర్మ అంటూ లేకపోతే సృష్టి అంటూ లేదన్నాడు ఇక్కడ. చెప్పండి దీనికి ఎంత తల వేడెక్కిపోతుందో మనకి. వేదాంత వినడం మానేస్తే బెటరు. రేపటి నుంచి బ్రహ్మమురారి సురాచ్యతలింగమో విష్ణు శాస్త్రం చదువుకుంటూ కూర్చుంటే హాయిగా ఉంటుంది. నిజమే, అలా ప్రశాంతంగా తదేక దృష్టితో చూస్తే ఆ లింగమో ఆ విష్ణువో వచ్చి తప్పకుండా ఎరుకు ఎప్పటికైనా కలిగిస్తాడు సంతోషం. అది కావాలనుకుంటే ఆయన ఇస్తాడు. ఎందుకు ఇప్పుడు ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అదేనా ఇస్తాడు కదా. సరే ఇప్పుడు చూడండి ఎంత బాగు వేస్తున్నాడో. అసలు కర్మ అంటూ లేకపోతే సృష్టి అంటూ లేదు. ఎందుకంటే సృష్టిని వాటి వాటి కర్మలకు అనుగుణంగా చేశాడని మీరే అంటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు చెప్పండి, సృష్టి అంటూ లేకపోతే కర్మే లేదు కదా, కర్మ అంటూ లేకపోతే సృష్టి లేదు కదా, ఏమిటయ్యా అంటే, అయ్యా ఇక్కడ మనం మీ లోకంలో నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి చెప్పండి అన్నాడు. బీజాంకుర న్యాయం. విత్తనం లేనిది చెట్టు లేదు, చెట్టు లేనిది విత్తనం లేదు. ఇప్పుడు ఈ సమస్యకు మీరు పరిష్కారం చెప్పగలిగితే ఎవడు చెప్పగలడు భూమి మీద? దీనికి ఎవడైనా సమస్య పరిష్కారం చెప్పగలడా? అందుకే భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రకృతిలో కొన్ని కొన్ని పదార్థాలు ఉన్నాయి, మనం దాన్ని రీడ్ చేయగలగాలి. ఎక్కడో దత్తాత్రేయులు వాడు చెప్తాడు 24 మంది గురువులు ప్రపంచంలోనే కనబడ్డారంటారు. అవే వస్తువులు మనకు కనబడుతుంటాయి కానీ గురువులు కాలేదు వాళ్ళు. అది ఇక్కడ విషయం. ఎందుకంటే విచారణ దృష్టితో చూడలేదు. విచారణ దృష్టితో తిరుగుతూ ఉంటాడు సాధకుడు, అనుభవించేయాలనే అహంకార దృష్టితో తిరుగుతుంటాడు సామాన్యుడు. అందుకే వీడికి జ్ఞానం రాదు, వాడికి వస్తుంది ఇక్కడ అది విషయం. కనుకనే ఇప్పుడు ఇది ఒక్కడ చెప్పండి, విత్తనమా చెట్ట? విత్తనం లేని చెట్టు ఎలా వస్తుందండి? అవునా, మరి చెట్టు లేకపోతే విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందండి? కనుక సృష్టి లేనిది కర్మ, కర్మ లేని సృష్టి కూడా అలాంటిదే. దీనికి ఒకటే సమాధానం, అనాది. ఒకటే సమాధానం, అనాది. ఇది ఒక్కటే. అందుకే న కర్మా విభాగిత్యేన అనాదిత్వాత్. అందుకే సృష్టికి పూర్వం కర్మ అనేది లేదు, విభాగం లేదు అని అనడం సరికాదు. ఎందుకంటే ఇది సంసారం బీజాంకుర న్యాయము వలె అనాది అయినది గనక అని. అందుకు ఇది స్పష్టంగా ఇక్కడ సమాధానం చెప్పబడుతున్నది. కనుకనే పరమాత్మ ఈ జగత్తుని ఇదివరకు సృష్టిల ఆధారంగా చేసేయడని వేదమే. సూర్య చంద్రమ సవుధాత యథా పూర్వమకల్పయత్ ఋక్సంహితలో ఋగ్వేద మంత్రం చెప్తున్నారు. ఇక్కడ సూర్య చంద్రాదులను మళ్ళీ యథాప్రకారంగా తీసుకువచ్చాడు అనే విషయం ఉన్నది కదా. అందుకే అనేన జీవేనాత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. జీవుల్ని నామరూపములుగా వ్యాకరణము చేశాడు. వ్యాకరణము అంటే విస్తారపరిచాడు అని చూపిస్తున్నారు. ఇంతవరకు చెప్పిన తర్వాత సర్వధర్మోపపత్యధికరణం అని మొదలవుతుందండి. ఇందులో బోలుడంతా విషయం ఉన్నది. అంతా సంక్షిప్తంగా కొద్ది నిమిషాలు మనం పూర్తి చేసేద్దాం. సాంఖ్యాన్ని పరాస్తం చేశారు. ఇంకా తర్వాత వైశేషికులు, నైయాయికులు వీళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ వాళ్ళలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో పట్టుకుని, ఎందుకంటే ఈయన అసలు ఉద్దేశం బ్రహ్మము తప్ప అన్యము లేదు. ఇక్కడ కొంచెం ఆలోచించండి. జ్ఞానము, విచారణ, మేధస్సు, పాండిత్యం పక్కన పెట్టేసి ఇంతవరకు తెలుసుకున్నది ఒక్క సారాంశం, బ్రహ్మము తప్ప అన్యము లేదు. అదే కదా వాక్యం. ఇంకేమైనా ఉందా ఇప్పటివరకు 5 రోజులు 6 రోజులు గోల పెట్టిన దానికి? బ్రహ్మము తప్ప అన్యము లేదు. మా అన్యము కనిపిస్తుందంటే నీ భ్రాంతి అన్నాడు. అంతే కదా రెండో వాక్యం. అయితే అది తప్ప ఇంకేమన్నారండి శంకర్లు మనం కోపగించుకోవడానికి కానీ, లేదా బాధరాయండి ఏమన్నాడు? బ్రహ్మము తప్ప అన్యము లేదన్నమాట ఎంత బాగుందండి. పరమేశ్వరుడు తప్ప అన్యము లేదు. అదొక్కడ చాలదు, నీవే తప్ప ఇతప్పరంబెరుగా అనే మాటకు అసలు ఇక్కడ పట్టండి. అది అన్యము లేదు అన్నప్పుడు ఎంత నిజమైన భావం ఉంది. ఇలాంటి ఎరుకతో కూడిన భక్తి గొప్పదవునా కాదా? ఒక ఆయన ఎవడో దీనికి పైన ఉన్నాడేమో, నన్ను కాపాడతాడు అని నమ్మే భక్తి కంటే ఆయన తప్ప అన్యము లేదని తెలుసుకున్న భక్తి ఎంత బాగుందో ఇక్కడ చూడండి. ఇక్కడ కనుక భక్తి ప్రీతి భావానికి ఇదేం విరుద్ధమో చెప్పండి. ఇక్కడ కనుక పరమాత్మయే అన్ని అని చెప్పుకోవడంలో దోషమేముంది? ఎందుకు అంత కోపంగా చూడడం జ్ఞానం వైపు, వేదాంతం వైపు? వేదాంతం అంటే మాకు పడదండి, మరేం పడతాయండి? పరమాత్మయే సర్వము అని ఒక్క మాట పడకపోతే వాడు పరమాత్మకి ఎలా భక్తుడు కాగలడు? అందుకే ఒక ప్రహ్లాదుడే భక్తుడు కాగలిగాడు, హిరణ్యకశిపుడు కాలేకపోయాడు. ఆ విషయం రుద్దుదామంటే నిద్ర వచ్చి చస్తుంది మనకి. ఎక్కడున్నా మన స్థితి ఆలోచించవలసిన అంశం ఇది ఎరుక. అందుకే ఇక్కడ ఒక్కొక్కటి పట్టుకుని ఆ బ్రహ్మ సత్యం అనే మాటని, బ్రహ్మము తపన్యము లేదనే మాటని వాళ్ళు ఎక్కడెక్కడ తెలుసుకోలేకపోయారు అక్కడ పట్టుకుని వాళ్ళు చీల్చి చెండాడి వాళ్ళ దానిలో లోపాలు చూపించారు. అలా చూపించినప్పుడు అనేకం వచ్చే మనం ఇప్పటికి సాంఖ్యము ఇచ్చాదులు ఇప్పటికే చాలా వివరించాం. అదేవిధంగా బౌద్ధం దాన్ని, బుద్ధుడు చాలా మహానుభావుడు. నేను ఇక్కడ చరిత్రపరంగా చెప్పాలి మళ్ళీ, ఇది ఒక్కటే పట్టుకోకుండా. అయితే బుద్ధుడు తాను కొంచెం గట్టిగా ఆలోచిస్తే బుద్ధుని విషయంలో ఆయన జ్ఞాని, అందులో సందేహం లేదు. కానీ ఆయన తాను అనుభవించిన జ్ఞానాన్ని సరిగ్గా చెప్పాడా లేదా, విన్నవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేదా అనేది పెద్ద ప్రశ్న. కొంతమంది ఒక భ్రాంతి మాట అంటూ ఉంటారు. శంకరులు మొదలైన వారు వచ్చి బౌద్ధాన్ని వెళ్ళగొట్టారు భారతదేశం నుంచి. దొంగ మాటలండి ఇలాంటివి. ఆఖరికి ఎలా తయారయ్యాయంటే ఈ కుహనా మేధావులు తయారైపోయి భారతదేశంలో ఉంటూ భారతీయ ఆత్మకి ద్రోహం చేసే పాపాత్ములైన మేధావులు అంతర్జాతీయ వేదికల మీద చేస్తున్నటువంటి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా? మన హైందవ ధర్మం బౌద్ధాన్ని వాటన్నిటిని కూడా బలవంతంగా అణచివేసిందని, తోసివేసిందని అంటూ ఉన్నారు. దానంతటికి నిజాన్ని గట్టి సమాధానం చెప్పిన వారు ఆనాడు ఆదిశంకరులు, మళ్ళీ స్వామి వివేకానంద. ఏం చెప్పారు ఒక్కసారి ఆలోచించండి. నేను శంకరులు ఏం చెప్పారో తర్వాత చెప్తాను. కర్మ మార్గంలో ఉన్నవారికి జ్ఞానం, ఉపాసనా మార్గంలో ఉన్నవారికి జ్ఞాన మార్గంలో ఉన్నవారికి కూడా విరోధమే అయిపోయింది బౌద్ధం, అవునా లేదా? అయితే కర్మ మార్గపరంగా బౌద్ధం ఎక్కడ పొరబడింది అనే దాన్ని శంకరులు ఖండించలేదు. అందుకు కర్మ మార్గాన్ని ప్రతిష్ఠ చేయడానికి శంకరులు చెప్పలేదు. కనుక బౌద్ధం కర్మ విషయంలో ఎక్కడెక్కడ పొరబడిందో దానికి సమాధానం చెప్పలేదు శంకరులు. అలాగని కర్మ మార్గాన్ని శంకరులు తృణీకరించడానికి లేదు. అలాగంటే శంకరులు ప్రచ్ఛన్న బౌద్ధం నింద వేసిన వాళ్ళ పద్ధతులకు మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే సత్కర్మల వల్ల సద్గతులు ఉంటాయి అని చెప్పారు. నరకాదుల్లో పడరు కనుక నరకాల్లో పడకుండా సద్గతులకు వెళ్ళాలంటే సత్కర్మలు ఉండాలి. బ్రహ్మమును నేను పరిధిలోనే చూడగలను అంటే సగుణ బ్రహ్మగా ఉపాసించి క్రమముక్తిని పొంది క్రమంగా ముక్తిని పొందాలి. లేదయ్యా సర్వవ్యాపకంగా నిర్గుణంగా చూడగలను అంటే జీవన్ముక్తిని సజీవముక్తిని పొందవచ్చు. అన్ని సద్గతులకే పనికి వస్తున్నాయి కదా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అయితే కర్మ మార్గపరంగా బౌద్ధం ఎక్కడ పొరపడిందో ఖండించిన వారు శంకరునికి పూర్వమే కుమారుల భట్ట పనిచేశారు. చరిత్ర తెలియాలి, ఆయన చేశాడు ఆ పని. కుమారుల భట్ట పరాస్తం చేశాడు. ఆ పైన ఉన్నటువంటి జ్ఞానం దాన్ని ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదులు వారు. దాంతో స్ఫూర్ణమైంది వేదధర్మం. ఇది గ్రహించవలసిన అంశం. అయితే ఎందువల్ల బౌద్ధం అలా తగ్గిపోయింది? ఇక్కడ ఈ చెప్పేటప్పుడు కూడా ఒక్కసారి మళ్ళీ పూర్వనిశ్చిత అభిప్రాయాల్లోకి వెళ్ళి బుద్ధుడిని ఏదో అన్నామనుకో పైకి రాకద్దు. రిచువల్స్ గురించి నేను చెప్పట్లేదు, ఫిలాసఫీ గురించి చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి, సృష్టిలో చాలా ఫిలాసఫీస్ ఫిలాసఫీనే చెప్పే తప్ప ఆ ఫిలాసఫీని ఎలా సాధించాలో సాధనని మాత్రం చెప్పలేదు. ఒక భారతీయ వేదాంత శాస్త్రం మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి. తత్వాన్ని ఎలా సాధించాలో చెప్తోంది ఇక్కడ సాధన మార్గం. ఇప్పుడు చెప్తున్న విచారణంతా సాధనలోకి తీసుకెళ్తుంది మనం, నవ్వునా లేదా? ఆలోచించండి. అలాగే బౌద్ధం గురించి ముందు వివేకానందం చెప్పిన సమాధానం, ముఖ్యంగా పాశ్చాత్య దేశంలో ఒక హిందూ మాంక వెళ్ళినప్పుడు ఆయన ముందే చర్చ చేశారు. ఇప్పటికీ కూడా మన వాళ్ళు కుహనా మేధావులు ఇంగ్లీష్ వచ్చు కదా అని అంతర్జాతీయ వేదికల మీద తెలిసి తెలియకుండా మన మతం గురించి మాట్లాడడం వల్ల మన మెతమేదో బౌద్ధానికి అన్యాయం చేసిందని అభిప్రాయం పుస్తకాలు నేను కూడా అక్కడ విదేశీ లైబ్రరీలో చూశాను. అందుకే ఈ మాట ఈ వేదంతో చెప్తున్నాను. స్వామి వివేకానంద గట్టి సమాధానం, ఇంటర్నేషనల్ డయాస్మి చెప్పాడు స్టేజ్ మీద. ఆయన ఏమని చెప్పాడు తెలుసా? మేము బుద్ధుణ్ణి అవతారాల్లో ఒకటిగా గౌరవించాం అనడంలోనే మేము అంతా ఉదారులమో మీకు తెలియాలి అన్నాడు. ఇక్కడ మరి ఎక్కడ బౌద్ధం ఎందుకు పోయింది అంటే, సృష్టిలో మరణం అనేది ఉన్నంత వరకు, భయము ఆర్తి అనేది ఉన్నంత వరకు ఒక ఆధారం కావాలి, ఒక ఆసరా కావాలి. అందుకే ప్రతి వ్యక్తి కూడా తనకు ఆధారంగా ఆసరాగా ఈశ్వరుడు యొక్క ఉనికిని పట్టుకుంటాడు. అలాంటి ఆధారమైన ఈశ్వరుడు ఉనికినే తిరస్కరించింది బౌద్ధం కనుక అది క్రమక్రమంగా పోయింది సామాన్య జీవుల్లోంచి అని చెప్పాడు. అద్భుతమైన సమాధానం చెప్పాడు ఇక్కడ. శంకరుడిది అస్తిత్వవాదం, ఈశ్వరుడు ఉనికిని చూపిస్తున్నారు. అందుకే వాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళల్లో అనేక రకాలు ఉన్నాయని ప్రతిసిద్ధాన్ని తీసుకుని క్షణికవాదం, అదేవిధంగా మాధ్యమికవాదం, సౌత్రాంతికులు, వైభాసికులు, ఇన్ని రకాలు ఏర్పడిపోయారు. అంటే బుద్ధుడు ఒకటైతే బౌద్ధం చాలా అయిపోయింది. అందుకే వివేకానంద చెప్పాడు, బుద్ధుడు వేరు బౌద్ధులు వేరు అని ఎప్పుడో చెప్పాడు. ఆఖరికి ఉనికికి ఆధారం దొరకక తంత్రశాస్త్రాల సహాయం తీసుకుని హిమాలయ పర్వతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆ తారాదేవో మరేంటో దాన్ని ఉపాసన చేస్తూ తంత్రాలను ఆధారం చేసుకుని బట్ట కట్టగలిగింది కాసింతేనా. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం మీద బ్రతకలేదు బౌద్ధం. ఇవన్నీ ఆలోచించవలసిన, పరిశోధించవలసిన అంశములు ఇవి. అయితే వీళ్ళు శూన్యవాదాన్ని క్షణికవాదాన్ని పరాస్తం చేశారు. ఎందుకంటే వీళ్ళు ఒక మాట అంటున్న బౌద్ధులు, మీరు అంటారు జగత్తంతా భ్రాంతి అని, మేము అదే అంటున్నాం. కనుక జగత్తంతా శూన్యము అన్నాడు. పొరపాటు పడుతున్నారు, మాకే మీకు తేడా ఉందన్నాడు. మరి మీరే అంటారు కదా రజ్జు సర్పభ్రాంతి, ఇవన్నీ కూడా తాడుని పామును చూసి తాడు అనుకున్నాం, ఆ తాడు చూసి కొళ్ళంతా చెమట్లు పట్టేసింది, చిట్ట చివరికి తెలిసింది అది పాము కాదు తాడు అని తెలిసకపోయిందని మీరే అక్కడ భ్రాంతివాదాన్ని ఒప్పుకున్నారు కదా. మీ భ్రాంతివాదమే మన శూన్యవాదం, రెండో ఒకటి కాదన్నాడు. ఇక్కడ పట్టుకోవాలండి అసలు పాయింట్. మీరు మీకు మాకు తేడా ఉన్నది. మీరు పాము అనుకుని భ్రాంతి పడడం అంతవరకు ఉన్నారు. పాము అనుకోవడానికి కూడా తాడు అనబడేటటువంటి అధిష్టానం ఉంది కదా. కనుక మేము అస్తిత్వవాదులం కానీ శూన్యవాదులం కాము. ఇది గొప్ప మాట చెప్పాడు. తాడు అనే ఆధారం అక్కడ ఉంది, దాని మీద పాము అనే భ్రాంతి ఏర్పడింది. కానీ ఈశ్వరుడు యొక్క అస్తిత్వాన్ని చూపిస్తూ మేము మాట్లాడింది. కనుక ఇది చాలామంది అర్థం చేసుకోలేక శంకరులు కూడా ప్రచ్ఛన్న బౌద్ధులు అనేసరి ఇదని తొందరపాటు తనం. కలియుగంలో అహంకారం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. కేవలం అజ్ఞానం ఉంటే బాధ లేదు, నోరు విప్పడం. అహంకారం తోడైతే అజ్ఞానాన్ని జ్ఞానం అని చెప్తాడు. అలాంటి వాళ్ళు తయారయ్యాక ఇంత స్పష్టమైన సమాధానాలు శంకరులు చెప్పే కూడా కాదని ఎలా అడగలుగుతున్నారో. వాళ్ళ అజ్ఞానానికి ఒక నమస్కారం చేసేద్దాం. సర్వం బ్రహ్మమేమని తర్వాత విషయంలోకి వెళుతున్నాం. ఆడ తర్వాత వీళ్ళని పట్టుకున్నాడండి, పాశుపతుల్ని, శైవుల్ని, మాహేశ్వరుల్ని పట్టుకున్నాడు ఇక్కడ. అయ్యా ఏమిటి మీరంటున్నది? వాళ్ళు ప్రధాన వాదం ఏంటంటే పరమేశ్వరుడు ఉన్నాడు, అతను ప్రపంచ నిమిత్త కారణే, ఉపాదాన కారణం కాదు, ఎందుకు ప్రపంచమంతా వికారాలే, ఆయన వీటిని ప్రేరేపణ చేస్తూ చూస్తూ ఉంటాడు అంటే అప్పుడు ఆయన మళ్ళీ ద్రోహి అయిపోయాడు. కొందరికి సుఖం ఇవ్వడం, కొందరికి దుఃఖం ఇవ్వడం అన్నీ వచ్చేసాయి. కనుకనే మీరు ఈశ్వరవాదంలో చూపించిన లోపాలు ఇవి. ఇక్కడ తర్వాత పట్టుకున్నాడు, ఉత్పత్తి అధికరణంలోకి వెళుతున్నాం. ఇది నిజానికి అందరికీ సమాధానం అయిపోతుంది. శివ విష్ణు సర్వ ఉపాసకులకి గట్టి సమాధానం. దీన్ని భాగవత మతం అన్నాం, అంటే పాంచరాత్రాది ఆగమాలని పట్టుకున్నారు ఇక్కడ. ఆయన మొట్టమొదటి అంటున్నది ఏమిటంటే, అయ్యా ఈ పాంచరాత్ర భాగవత మతం ఉన్నది, ఈ జగత్తుకు పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణమని అంగీకరిస్తున్నాయి అంతవరకు. కానీ మీరు చెప్పిన మాటలు ఎన్నో మేము తప్పకుండా స్వీకరిస్తాం. మాకు మీ ఆగమంలో ఉన్న కొన్ని వాక్యములు చాలా ఇష్టం. ఇష్టం ఎందుకు తెలుసా? మా వేదం ఒప్పుకుంది కనుక. అదేమిటి అంటే, తత్ర యత్తావదుచ్యతే యోసౌ నారాయణ పరో వ్యక్తాత్ ప్రసిద్ధ పరమాత్మ సర్వాత్మ స ఆత్మనాత్మానమనే కథా వ్యూహావస్థిత ఇది తన్న నిరాక్రియతే. ఈ మాట అంత బాగా చెప్పారు. మీరు మీ సిద్ధాంతంలో చెప్పిన ప్రకారంగా ఈ సమస్త జగత్తుకి పరుడై కారణమై అవ్యక్తుడైన నారాయణుడున్నాడు, ఆయనే పరమాత్మ, ఆయనే సర్వాత్మ, అది ఒప్పుకుంటా. అలాంటి పరమాత్మ తనని తాను అనేక వ్యూహములుగా విభిన్న రూపములుగా చేసుకుని ప్రపంచమంతా వ్యాపించి నిర్వహిస్తున్నాడన్న దాన్ని మేము ఒప్పుకుంటాం, దాన్ని అంగీకరిస్తున్నాం. ఎందుకంటే మేము ఒప్పుకుంటామంటే అర్థం ఇక్కడ శంకరులో బాధరాయుడో కాదు, వేదం ఒప్పుకుంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ. ఎలాగూ అంటే చాందోగ్యంలో మాత్రమే చెప్పారు, స ఏకధా భవతి త్రిధా భవతి. ఆ పరమాత్మ ఒకడు కావచ్చు, రెండు కావచ్చు, మూడు కావచ్చు, లక్ష కావచ్చు, ఎన్నైనా అవుతాడయ్యా. కనుక ఒక్క నారాయణుడు వివిధ రూపములుగా కనబడినంత మాత్రం అయ్యో మేము నామరూపాలు ఒప్పుకోలేదు అని అద్వైత ఎప్పుడు అనడు, గుర్తుపెట్టుకో. ఆ నామరూపంలో కానీ వాడు ఒక్కడే అని మేము అంటాం, అంతే తేడా. మీరు అదే అంటారు, అది ఒప్పుకోరు, అది వచ్చింది మీ దానికి, బాధానికి భేద. ఇది వివరించారు. ఇచ్చాది శృతిభ్యః పరమాత్మన అనేకధా భవస్యాధిగతత్వా. కనుకనే మేము ఆ అనేకధ అనేది కూడా ఒప్పుకుంటాం. అంతేకాదు ఆ అనేకముగా మారిన ఏకమైన భగవానుని ఆశ్రయించాలి, ఆయన్ని ఆరాధించాలి, చిత్తమారా శరణు వేడాలి అన్నదాన్ని మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే ఆయన అనుగ్రహం లేకపోతే తరించలేము. అది శంకరులే చెప్తున్నారు. యదపి తస్య భగవతోభిగమనాది లక్షణ ఆరాధనం అజస్రం అనన్య చిత్తయా అభిప్రేయతే. అనన్య చిత్తముతో ఆ పరమాత్మని నారాయణుని ఆరాధించాలి. అది కూడా తదపి న ప్రతిషిధ్యతే, దానిని మేము నిషేధించము. మేము నిషేధించేదేది ఇది చెప్తున్నారు. మీరు చెప్పిన సిద్ధాంతంలో రెండు ప్రధాన లోపాలు ఉన్నాయి. అది ఆదియందు వాసుదేవుడు అనబడేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన నుంచి ప్రద్యుమ్నుడు అనేవాడు పుట్టాడు, ప్రద్యుమ్నుడి నుంచి అనిరుద్ధుడు అనేవాడు పుట్టాడు, తర్వాత సంకర్షణుడు పుట్టాడు. ఈ పుట్టాడు అనే మాట మీరు తీసుకువచ్చినప్పుడు ఆయన నుంచి ఇందాగానే జీవుడైపోయాడు. అలా కాదు, పరమాత్మ వ్యక్తం అవడం వేరు, పుట్టడం వేరు. ఈ పుట్టి ఒక లోకంలో కూర్చుని వెళ్ళి ప్రపంచ పనులు చేస్తున్నారు అనేటప్పుడు ఆ అపరిచ్ఛిన్నమైన చైతన్యాన్ని పరిచ్ఛిన్నం చేయడం దగ్గర వచ్చింది లోపం అంతా. పైగా నలుగురు లేకపోతే జగత్తు రాడుదంటే నలుగురు సమాన శక్తి కలవారండి అంటే, నలుగురు సమాన శక్తి ఉన్నప్పుడు ఒక్కడన్నీ చేయలేడా? ఇక్కడ విషయం అంత తగ్గా ప్రతిపాదన చేశారు. కనుకనే ఇక్కడ చతుర్వ్యూహములకు అద్వైత పరంగా అర్థం చెప్తే వేదాంత పరంగా చాలా బాగుంటుంది, కానీ ఆగమ ప్రకారంగా ఈ నలుగురితోనే నడుస్తున్నది, ఆధామమునే అన్నిటికీ ఆధారము, ఇంకదన్నీ వృధా, ఇలాంటి మాటల్ని మేము తిరస్కరణ చేస్తున్నాం. అంతేకాదు, అన్నిటికంటే గొప్ప మాట ఏమిటంటే ఆ నాలుగే విష్ణు వ్యూహములు అంటే మేము ఒప్పుకోం. మా వ్యూహం ఏంటంటే నచేతే భగవద్ వ్యూహాశ్చతుః సంఖ్యాయామేవ అవగతేనా. మేము ఆ నాలుగు వ్యూహముల ద్వారా తెలియబడుతున్నాడు ఒప్పుకోం. బ్రహ్మాది స్తంభ పర్యంతస్య సమస్తస్యైవ భగవత్యూహాత్వగమాత్. బ్రహ్మాది స్తంభ పర్యంతము సర్వము నారాయణ వ్యూహమే, ఇదొక్కటే అన్నాడు. ఇక్కడ సర్వము విష్ణు వ్యూహమే కనుక సీమితం చేసి మేము చెప్పాం. ఇంకొకటి ముఖ్యంగా మేము అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే, మీ శాస్త్రం మొదలవుతూ ఏమన్నదంటే, సాండిల్యుడు మాట అంటాడు అందులో, ఆ శాస్త్రంలో సాండిల్యుడు, ఉపనిషత్ ప్రగతమైన సాండిల్యుడు వేరు, ఇక్కడ వేరు. అతను అంటున్నట్ట ఏమనంటే, వేదముల వల్ల కూడా శాంతి దొరకట్లేదు, వేదముల వల్ల కూడా తరించలేకపోతున్నాం, కనుక కొత్తదైంది ఏదైనా వస్తే బాగుండు అంటే వాళ్ళ ఆగం వచ్చిందని రాశారు. ఇదే మొదటి దోషం అన్నారు ఇక్కడ. ఎందుకంటే అక్కడ వేద నింద జరిగింది. అక్కడ వేద నింద మహాదోషం. ఎందుకంటే వేదో నారాయణ, వేదో వేదవిద వ్యంగో వేదాంగో వేదవిత్కవి, నారాయణ స్వరూపమైన వేదాన్నే నిందించాక మీరు అది నారాయణ మతం అంటే ఎలా సరిపోతుంది? కనుక శంకరులు వాటిని ఎంతవరకు నిరాకరించారో తెలియాలి. తెలియక చాలామంది వైష్ణవాన్ని ఖండించాడు, శైవాన్ని ఖండించాడు, ఇది మాట్లాడుతుంటారు. కానీ శివుణ్ణి విష్ణువుని శక్తిని అన్నిటి ఒక పంచాయతంలో పెట్టి పూజించండి, ఏకత్వం ఇచ్చింది శంకరులే, లేకపోతే ఇంకా కొట్టుకు చచ్చేవాళ్ళు చాలామంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కడ మనం ఆలోచించినప్పటికి కూడా శంకరులకు ఐక్యత్వం తెలుస్తున్నది. ఆయన ఎంతవరకు యాగమాలను స్వీకరించారు, ఎంతవరకు నిరాకరించారంటే ఇందులో ఉన్న భక్తిని, శరణాగతిని, ప్రేమని, అర్చనని, ఆరాధనని ఏమీ అనలేదు. కానీ కొత్తగా మేము అద్వైతులమని తయారైన వాళ్ళు మాత్రం వాటన్నిటిని నిరాకరిస్తున్నారు. ఇది చాలా దోషం అది. అంతేకాదు, శరణాగతి అనేది మా సిద్ధాంతం ఒప్పుకుంటుంది, లే ఒప్పుకోకపోతే శ్వేతాశ్వతపురుషత్తుల మంత్రాలకు అర్థమేమిటి? యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యోగి వేదాః ప్రగ్నోహి తస్మై తగుం హి దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఈశ్వర శరణాగతి లేకపోతే తరించేది ఎక్కడా? నిజంగా దానికోసమని ఈశ్వరుని ముముక్షుర్వై శరణమహం ప్రపద్యాన్ని శరణ వేడితే అది నిజమైన బ్రహ్మోపాసన అవుతుంది. అది నువ్వు సగుణముగా చేయు, నిర్గుణముగా చేయు, కానీ ఆ జ్ఞానపరమైనటువంటి తపనతో చేస్తే అది నీకు తప్పకుండా ఎప్పటికైనా తరింపజేస్తుంది. కనుక సగుణ బ్రహ్మోపాసన పరంగా ఆగమాల్లో ఇటు శైవం కానీ శాక్తేయం కానీ అన్నీ అంగీకరించారు స్వామివారు. స్వామివారు ఏమిటి? బాదరాయణుడు అంగీకరించాడు. ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం ప్రధానంగా. ఆడ తర్వాత మొదలవుతున్న అందమైన విషయంలో మళ్ళీ చాలా చక్కగా చెప్పబడుతున్నాయి. అసలు జీవుడు అనబడేవాడు ఎక్కడుంటాడు? జీవుడికి బ్రహ్మముకి భేదం లేదని మీరన్నా, వ్యవహారంలో ఉపాధుల పరంగా భేదం ఉందని మీరు అంటున్నారు. కనుక ఉపాధుల పరంగా మనం ఆలోచిస్తే మనం ఉన్న ఈ భూమి వదులుకుని క్రింద లోకాలు పైలోకాలు వరకు ఉన్న లోకములన్నీ ఉన్నాయి. ఏవి వ్యవహార దశలో లేవనడానికి లేదు, అది అన్నీ ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ జీవుడు ఈ రకరకాల లోకాల గమనాలు ఉన్నాయి. ఆ కర్మలు చేయడం వల్ల అవి ఇవి తిరుగుతూ ఉంటాడు లోకాలన్నీ. ఆ తిరుగుతున్న జీవుడెవడు? ఇది మన కబురు. ఈ శరీరంలో జీవుడు అనబడుతున్నటువంటి వాడు ఎవడు? వాడి పరిణామం, వాడి పరిమాణం ఏమిటి, పరిణామం ఏమిటి? వాడు ఎలా తిరుగుతూ ఉంటాడు, ఎటు వస్తూ ఉంటాడు, వాడు గతులేమిటి, ఏం చేస్తే ఏమవుతాడు? ఇక్కడి నుంచి గతులకు సంబంధించిన విషయములు చెప్తూ సాధనాపరమైన వశములన్నీ వివరిస్తున్నారు. వాటిని మనం రేపటి రోజున తెలుసుకుందాం.